యత్రాపహ్నవతాం యాతి స్వావిద్యాపదవిభ్రమ తత్రిపాన్నారాయణాఖ్యం స్వమాత్రమవశిష్యతే. ఉపనిషత్ పరిచయ శ్లోకము. యత్ర అపహ్నవతాం యాతి స్వావిద్యాపదవిభ్రమ విద్యాస్థితులలో ఉన్న తన అధ్యాయి యొక్క మతి భ్రమణము ఎక్కడకు వెళ్లి పూర్తిగా ఆగి లయించిపోవునో. త్రిపాద్ నారాయణ ఆఖ్యాం తత్స్వమాత్రం అవశిష్యతే. త్రిపాద్ నారాయణ నామముతో చెప్పబడిన ఈ ఉపనిషత్ అక్కడకు నారాయణ పదమునకు తన అధ్యాయి యొక్క మతిని చేర్చి లయింపచేయును. నోట్: పౌరాణికముగా భాగవతములోని బలిచక్రవర్తి ఆఖ్యానమునందు వామన అవతారములో ఒక అడుగుతో భూమండలమును, రెండో అడుగుతో మిగిలిన విశ్వమంతటినీ, మూడో అడుగుతో అహంకారపూరిత అంతరంగమును కొలచి సర్వము తనలోనే ఉన్నదని ప్రకటిస్తూ సర్వమునకు తాను వేరే ఉన్న తత్వము త్రిపాద్విభూతి మహానారాయణుడు. కాని ఈ ఉపనిషత్తులో పరమతత్వము అర్థం చేసుకొనుటకు అపరిమిత అఖండ పరబ్రహ్మమును కొలతబద్ధతలేని నాలుగు పాదములుగా అంశలు ఫెసెట్స్ కల్పించబడినది. మొదటిది క్రిందదేన అవిద్యాపాదమందు కార్యకారణజాలము అండపిండ బ్రహ్మాండములన్నీ ప్రకటితమైనవి. ఇతరములైన విద్య ఆనంద తురియ పాదత్రయము సర్వాతీత మోక్షస్థానమునకు ప్రతీకము. వస్తుజాలమంతా ఆకాశము, స్పెస్ ఎందే ఉన్నా ఆకాశము వాటిచే స్పృశించబడదు. అట్లే త్రిపాద్విభూతి మహానారాయణుడు తానే దృశ్య కోటి అగుచూదానికి అతీతముగా ఉన్నాడు. అదే ప్రతి జీవుని, ప్రతి వస్తువు యొక్క వాస్తవ పరమతత్వస్వరూపము అని ఈ ఉపనిషత్తుచే నిరూపించబడినది. ఈశ్వరుడు విద్యా అవిద్యాస్వరూపుడు. బ్రహ్మజ్ఞానమే విద్యగా, మిగిలిన అన్ని విషయ జ్ఞానములు అవిద్యగా వేదాంతులచే వర్ణించబడును. కేవలము విషయ జ్ఞానములలో మతి భ్రమణము చేయుచున్నవానికి ఈ ఉపనిషత్ అధ్యయనము చేయుటచేత తన యొక్క మహానారాయణ పరమపదమునందు మతి లయించును. ఒకటవ అధ్యాయము పూర్వకాండ. బ్రహ్మమునందు నాలుగు పాదముల స్వరూప నిరూపణము. అథ పరంతత్వరహస్యం జిజ్ఞాసుః పరమేష్ఠి దేవమానేన సహస్ర సంవత్సరం తపశ్చచార సహస్రవశ్యతి తేత్యుగ్రతీవ్రతపస ప్రసన్నం భగవంతం మహావిష్ణుం బ్రహ్మ పరిపృచ్ఛతి భగవన్ పరంతత్వరహస్యం మే బ్రూహీతి. 1.1 పరమతత్వము గురించి బ్రహ్మదేవుని ప్రశ్న. ఓం అథ పరమతత్వరహస్యం జిజ్ఞాసుః పరమేష్ఠి. ఓం. అప్పుడు పరమతత్వరహస్యమును జిజ్ఞాసుతో తెలుసుకొనగోరి పరమేష్ఠి బ్రహ్మదేవుడు. దేవమానేన సహస్ర సంవత్సరం తపః చచార దేవమాన కాలము ప్రకారము 1000 సంవత్సరములు తపించెను. సహస్రవర్షే అతితే అతి ఉగ్ర తీవ్ర తపస ప్రసన్నం భగవంతం మహావిష్ణుం బ్రహ్మ పరిపృచ్ఛతి. 1000 సంవత్సరములు నిండిన తరువాత అతి ఉగ్రమైన ఆ తపస్సుకు ప్రసన్నుడైన భగవంతుడైన మహావిష్ణువుని బ్రహ్మదేవుడు పరిప్రశ్నించెను. భగవన్ పరమతత్వరహస్యం మే బ్రూహి ఇతి. భగవాన్, పరమతత్వరహస్యమును నాకు వివరించుము అని. ఫండమెంటాల్లీ, వోట్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆట్ కోర్. పరంతత్వరహస్యవక్త, త్వమేవ నాణ్యః కశ్చిదస్తి తత్కథమితి. తదేవోచ్యతే. త్వమేవ సర్వజ్ఞః, త్వమేవ సర్వశక్త్యః, త్వమేవ సర్వాధారః, త్వమేవ సర్వస్వరూపః, త్వమేవ సర్వేశ్వరః, త్వమేవ సర్వప్రవర్తకః, త్వమేవ సర్వపాలకః, త్వమేవ సర్వనివర్తకః, త్వమేవ సదసదాత్మకః, త్వమేవ సదసద్విలక్షణః, త్వమేవాంతర్బహిర్వ్యాపక, త్వమేవాతిసూక్ష్మతర, త్వమేవాతమహతో మహీయాన్, త్వమేవ సర్వములావిద్యానివర్తక, త్వమేవా విద్యావిహార, త్వమేవా విద్యాధారక, త్వమేవ విద్యావేద్యః, త్వమేవ విద్యాస్వరూపః, త్వమేవ విద్యాతీతః, త్వమేవ సర్వకారణహేతుః, త్వమేవ సర్వకారణస్మస్తి, త్వమేవ సర్వకారణవ్యష్టి, త్వమేవ ఖండానంద, త్వమేవ పరిపూర్ణానందః, త్వమేవ నిరతిశయానందః, త్వమేవ తురియేతురియః, త్వమేవ తురియాతీతః, త్వమేవ అనంతోపనిషద్విముగ్య, త్వమేవ ఖిలశాస్త్రైర్విముగ్య, త్వమేవ బ్రహ్మేశన పురందరపురోగమైర్ఖిలామరేరఖిలాగమైర్విముగ్య, త్వమేవ సర్వముముక్షుభిర్విముగ్య, త్వమేవ మూతమయైర్విముగ్య, త్వమేవ మూతమ్యస్త్వమేవామూతమ్యస్త్వమేవామూతమ్య, త్వమేవ సర్వం, త్వమేవ సర్వం, త్వమేవ సర్వం, త్వమేవ మోక్షస్త్వమేవ మోక్షస్త్వమేవాఖిల మోక్షసాధనం, న కించిదస్తి త్వద్వ్యతిరిక్తం, త్వద్వ్యతిరిక్తం యత్ కించిత్ ప్రతీయతే తత్సర్వం బాధితమితి నిశ్చయం. తస్మాత్ త్వమేవ వక్తా, త్వమేవ గురుస్త్వమేవ పితా, త్వమేవ సర్వనియంతా, త్వమేవ సర్వం, త్వమేవ సదా ధ్యేయ ఇతి సునిశ్చితః. 1.2 బ్రహ్మదేవుడు చేయు మహావిష్ణు స్తుతి. పరమతత్వరహస్యస్య వక్తాత్వం ఏవ నాన్యః కశ్చిత్ అస్తి, పరమతత్వరహస్యమును చెప్పగలిగినది నీవు మాత్రమే, మరి ఎవ్వరూ లేరు. తత్ కథం ఇతి, తత్ ఏవ ఉచ్యతే, అది ఇట్లు అనగా అదే ఇప్పుడు చెప్పబడుచున్నది. త్వం ఏవ సర్వజ్ఞః, త్వం ఏవ సర్వశక్తః, నీవే సర్వజ్ఞుడవు, నీవే సర్వశక్తివి. త్వం ఏవ సర్వ ఆధారః, త్వం ఏవ సర్వస్వరూపః, నీవే సర్వమునకు ఆధారుడవు, నీవే సర్వస్వరూపుడవు. త్వం ఏవ సర్వ ఈశ్వరః, త్వం ఏవ సర్వ ప్రవర్తకః, నీవే సర్వమునకు ఈశ్వరుడవు, నీవే సర్వముగా ప్రవర్తించువాడవు. త్వం ఏవ సర్వ పాలకః, త్వం ఏవ సర్వ నివర్తకః, నీవే సర్వమును పాలించువాడవు, నీవే సర్వమును లయింపచేయువాడవు. త్వం ఏవ సత్ అసత్ ఆత్మకః, త్వం ఏవ సత్ అసత్ విలక్షణః, నీవే సత్ అసత్తులకు ఆత్మవు, నీవే సత్ అసత్ వివిధ విశేష లక్షణములు ప్రకటించుకొనుచున్నవాడవు. త్వం ఏవ అంతః బహ్యః వ్యాపకః, త్వం ఏవ అతి సూక్ష్మతరః, నీవే అంతరమున బాహ్యమున వ్యాపించినవాడవు, నీవే సూక్ష్మాతి సూక్ష్మము. త్వం ఏవ అతి మహతో మహియా, నీవే నా బుద్ధికి తోచుచున్న అత్యంత మహత్తరము కన్నా మహత్తరుడవు. త్వం ఏవ అసి మూల అవిద్యా విరహః, త్వం ఏవ సర్వ మూల అవిద్యా నివర్తకః, నీవే మూల అవిద్యను వదిలింపచేయగలవాడవు, నీవే మూల అవిద్యను లయింపచేయగలవాడవు. నేను పరిమితుడను అను దృఢభావమే మూల అవిద్య. త్వం ఏవ విద్యా ఆధారకః, త్వం ఏవ విద్యావేద్యః, నీవే విద్యకు ఆధారుడవు, నీవే విద్యను తెలిసినవాడవు. త్వం ఏవ విద్యాస్వరూపః, త్వం ఏవ విద్యా అతీతః, నీవే విద్యాస్వరూపుడవు, నీవే విద్యకు అతీతుడవు. త్వం ఏవ సర్వకారణహేతుః, త్వం ఏవ సర్వకారణసమిష్ట్యః, నీవే సర్వకారణములకు మూలకారణము, నీవే సర్వకారణసమిష్టివి. త్వం ఏవ సర్వకారణవ్యష్ట్యః, త్వం ఏవ అఖండ ఆనందః, నీవే సర్వకారణవ్యష్టివి, నీవే అఖండ ఆనందస్వరూపుడవు. త్వం ఏవ పరిపూర్ణ ఆనందః, త్వం ఏవ నిరతిశయ ఆనందః, నీవే పరిపూర్ణ ఆనందస్వరూపుడవు, నీవే సాటిలేని ఆనందస్వరూపుడవు. త్వం ఏవ తురియ తురియః, త్వం ఏవ తురియ అతీతః, నీవే తురియమునకు తురియుడవు, నీవే తురియమునకు అతీతుడవు. త్వం ఏవ అనంత ఉపనిషద్విమృగ్యః, నీవే అనంత ఉపనిషత్తులచే అన్వేషించబడుచున్నవాడవు. త్వం ఏవ అఖిల శాస్త్రయః విమృగ్యః, నీవే అఖిల శాస్త్రములచే అన్వేషించబడుచున్నవాడవు. త్వం ఏవ బ్రహ్మ ఈశాన పురందర పురోగమయః, నీవే బ్రహ్మ, రుద్ర, పురందరుడు, ఇంద్రుడు, వీరికి మునుముందే ఉన్నవాడవు. అఖిల అమరయః అఖిల ఆగమయః విమృగ్యః, అఖిల అమరులచేత అన్న ఆగమశాస్త్రములచే అన్వేషించబడుచున్నవాడవు. త్వం ఏవ సర్వ ముముక్షుభ్యః విముగ్యః, నీవే సర్వ ముముక్షువులచే అన్వేషించబడుచున్నవాడవు. త్వం ఏవ అమూతమయః విముగ్యః, నీవే అమూతమయులచే, దేవతలచే అన్వేషించబడుచున్నవాడవు. త్వం ఏవ అమృతమయః, త్వం ఏవ అమృతమయః, త్వం ఏవ అమృతమయః, నీవే అమృతమయుడవు, నీవే అమృతమయుడవు, నీవే అమృతమయుడవు. త్వం ఏవ సర్వం, త్వం ఏవ సర్వం, త్వం ఏవ సర్వం, నీవే సర్వము, నీవే సర్వము, నీవే సర్వము. త్వం ఏవ మోక్షః, త్వం ఏవ మోక్షదః, త్వం ఏవ అఖిల మోక్ష సాధనం, నీవే మోక్షమువు, నీవే మోక్ష ప్రసాదకుడవు, నీవే అఖిల మోక్ష సాధనము. మోక్షము అనగా అజ్ఞాన గ్రంథులు, బ్లోక్స్ ఆఫ్ ఇగ్నోరాన్స్ నుండి బుద్ధి విడివడుట. న కించిత్ అస్తి త్వత్ వ్యతిరిక్తం, నీకంటే వేరుగా ఏదీ లేదు. త్వత్ వ్యతిరిక్తం యత్ కించిత్ ప్రతీయతే తత్సర్వం బాధితం ఇతి నిశ్చితం, నీకంటే వేరుగా ఏ కించిత్ ఉన్నదనిపించినా అది అంతయు అసంబద్ధము, ఇది నిశ్చితము. తస్మాత్ త్వం ఏవ వక్త, త్వం ఏవ గురుః, అందుచేత నీవే పరమతత్వరహస్యము చెప్పుటకు వక్తవు, నీవే గురుడవు. త్వం ఏవ పిత, త్వం ఏవ సర్వనియంత, నీవే తండ్రివి, నీవే సర్వనియంతవు. త్వం ఏవ సర్వం, త్వం ఏవ సదాధ్యేయ ఇతి సునిశ్చితః, నీవే సర్వము, నీవే సర్వదా తెలియబడువాడవు, ఇది సునిశ్చితము. పరంతత్వనిస్తమువాచ మహావిష్ణురతి ప్రసన్నో భూత్వా సాధు సాధ్వితి, సాధు ప్రశంసాపూర్వం సర్వం పరంతత్వరహస్యం తే కథయామి, సావధానేన శృణు. బ్రహ్మన్ దేవదస్యత్యాఖ్యాథర్వణ శాఖాయా పరంతత్వరహస్యాఖ్యాథర్వణ మహానారాయణోపనిషది గురుశిష్య సంవాద. పురాతన ప్రసిద్ధతయా జాగర్తి పురా తత్స్వరూపజ్ఞానేన మహాంతః సర్వం బ్రహ్మభావం గతాః, యస్య శ్రవణేన సర్వబంధః ప్రవినశ్యంతి, యస్య జ్ఞానేన సర్వరహస్యం విదితం భవతి. తత్స్వరూపం కథమితి 1.3 ప్రసన్నుడైన మహావిష్ణువు చెప్పనారంభించుట. పరమతత్వజ్ఞహతం ఉవాచ మహావిష్ణువః, అతి ప్రసన్నో భూత్వా ఆ విధముగా బ్రహ్మదేవుడు స్తుతించగా పరమతత్వజుడైన మహావిష్ణువు అతి ప్రసన్నుడే. సాధు సాధు ఇతి సాధు ప్రశంసాపూర్వకం, బాగు బాగు అని సాధు ప్రశంసాపూర్వకముగా. సర్వం పరమతత్వరహస్యం తే కథయామి, పరమతత్వరహస్య సర్వము నీకు చెప్పెదను. సావధానేన శృణు బ్రహ్మన్, సావధానుడవే వినుము బ్రహ్మదేవ. దేవదర్శి ఇతి ఆఖ్య అథర్వ శాఖాయం పరమతత్వరహస్య ఆఖ్యా దేవదర్శి అని చెప్పబడు అథర్వ వేద శాఖలోని పరమతత్వరహస్యము అని చెప్పబడు. అథర్వణ మహానారాయణ ఉపనిషది గురుశిష్య సంవాద పురాతన ప్రసిద్ధతయా జాగర్తి. అథర్వణ మహానారాయణ ఉపనిషత్తులో గురుశిష్య సంవాదము పురాతనమై ప్రసిద్ధమై జాగృతమై ఉన్నది. పురాతత్స్వరూప జ్ఞానేన మహాంతః సర్వే బ్రహ్మభావం గతాః, పూర్వము దాని స్వరూప జ్ఞానముచే మహాత్ములు అందరూ బ్రహ్మభావము పొందినారు. యస్య శ్రవణేన సర్వబంధాః ప్రవినశ్యంతి, దేని శ్రవణము చేయటచే సర్వబంధములు సమూలముగా నశించునో. యస్య జ్ఞానేన సర్వరహస్యం విదితం భవతి, దేని యొక్క జ్ఞానముచే సర్వరహస్యము విదితమగునో. తత్స్వరూపం కథం ఇతి, దాని స్వరూపము ఎట్టిదనదో చెప్పుచున్నాను. శాంతో దాంతోతివిరక్తః సుశుద్ధో గురుభక్తస్తపోనిష్ఠ శిష్యో బ్రహ్మనిష్టం గురుమాసాద్య ప్రదక్షిణపూర్వకం దండవత్ ప్రణమ్య ప్రాంజలిర్భూత్వా వినయనోపసంగమ్య భగవన్ గురో మే పరంతత్వరహస్యం వివిచ్య వక్తవ్యమితి అత్యాదరపూర్వకమితి హర్షేణ శిష్యం బహుకృత్య గురుర్వదతి. పరంతత్వరహస్యోపనిషత్రమ కథ్యతే సవాధానేన శ్రూయతాం డొట్ కథం బ్రహ్మ కాలత్రయబాధితం బ్రహ్మ సర్వకాలబాధితం బ్రహ్మ సగుణ నిర్గుణస్వరూపం బ్రహ్మ ఆదిమధ్యాంతశూన్యం బ్రహ్మ సర్వం ఖల్విదం బ్రహ్మ మాయాతీతం గుణాతీతం బ్రహ్మ అనంతం ప్రమేయఖండపరిపూర్ణం బ్రహ్మ అద్వితీయ పరమానందశుద్ధబుద్ధముక్త సత్యస్వరూప వ్యాపకాభిన్నాపరిచ్ఛిన్నం బ్రహ్మ సచ్చిదానందస్వప్రకాశం బ్రహ్మ మనోవాచామగోచరం బ్రహ్మ అమితవేదాంతవేద్యం బ్రహ్మ దేశతః కాలతో వస్తుతః పరిచ్ఛేదరహితం బ్రహ్మ సర్వపరిపూర్ణం బ్రహ్మ తురీయం నిరాకారమేకం బ్రహ్మ. అద్వైతమనిర్వాచ్యం బ్రహ్మ. ప్రణవాత్మకం బ్రహ్మ. ప్రణవాత్మకత్వేనోక్తం బ్రహ్మ. ప్రణవాద్యఖిలమంత్రాత్మకం బ్రహ్మ. 1.4 పరమతత్వమైన పరబ్రహ్మము యొక్క వర్ణన. శాంతో దాంతో అతివిరక్తః సుశుద్ధో గురుభక్తః తపోనిష్టః శిష్యో బ్రహ్మనిష్టం గురుం ఆసాద్య శాంతుడు నిగ్రహ సంపన్నుడు అతివిరక్తుడు సుశుద్ధుడు గురుభక్తి గలవాడు తపోనిష్ఠుడు అయిన శిష్యుడు బ్రహ్మనిష్ఠుడైన గురువు వద్దకు చేరి ప్రదక్షిణపూర్వకం దండవత్ ప్రణమ్య ప్రాంజలః భూత్వా వినేన ఉపసంగమ్య ఎదురుగా వచ్చి సాష్టాంగ ప్రణామము చేసి దోసిలితో అంజలి ఘటించి వినయముగా దగ్గరకు చేరి భగవన్ గురో మే పరమతత్వ రహస్యం వివిచ్య వక్తవ్యం ఇతి భగవాన్. గురుదేవా, నాకు పరమతత్వ రహస్యము బాగుగా నిర్ణయించి చెప్పవలసినది అనెను. అతి ఆదరపూర్వకం అతి హర్షణ శిష్యం బహుకృత్య గురుహ వదతి. అతి ఆదరపూర్వకముగా అతి సంతోషముతో శిష్యుని అనేక విధములుగా అభినందించి గురువు ఈ విధముగా చెప్పెను. పరమతత్వ రహస్య ఉపనిషత్ క్రమ కథ్యతే. పరమతత్వ రహస్య ఉపనిషత్ క్రమము ఎట్టిదనగా, సావధానేన శ్రూయతాం సావధానముగా వినుము. కథం బ్రహ్మ? బ్రహ్మము ఇట్టిది అనగా, కాలత్రయ అబాధితం బ్రహ్మ, సర్వకాల అబాధితం బ్రహ్మ, భూత భవిష్యత్ వర్తమానము అను మూడు కాలములచే బాధించబడనిది బ్రహ్మము, సర్వకాలముచే స్పృశించబడనిది బ్రహ్మము, సగుణ నిర్గుణ స్వరూపం బ్రహ్మ, సగుణ నిర్గుణ స్వరూపము బ్రహ్మము, ఆదిమధ్య అంతశూన్యం బ్రహ్మ, ఆదిమధ్యాంతరహితము బ్రహ్మము, సర్వం ఖలు ఇదం బ్రహ్మ, సర్వము కూడా నిక్కముగా బ్రహ్మమే, మాయాతీతం గుణాతీతం బ్రహ్మ, మాయాతీతము గుణాతీతము బ్రహ్మము, అనంతం అప్రమేయ అఖండ పరిపూర్ణం బ్రహ్మ, అనంతము అప్రమేయము అఖండము పరిపూర్ణము బ్రహ్మము, అద్వితీయ పరమానంద శుద్ధ బుద్ధ ముక్త సత్య స్వరూప వ్యాపక అభిన్న అపరిచ్ఛిన్నం బ్రహ్మ, అద్వితీయము పరమానందము శుద్ధ బుద్ధము అబ్సొల్యూట్ కాన్షియస్నెస్ ముక్తము సత్యస్వరూపము సర్వవ్యాపకము అభిన్నము అపరిచ్ఛిన్నము బ్రహ్మము, సచ్చిత్ ఆనంద స్వప్రకాశం బ్రహ్మ, సచ్చిత్ ఆనంద స్వప్రకాశము బ్రహ్మము, మనోవాచాం అగోచరం బ్రహ్మ, మనస్సుకు వాక్కునకు గోచరము కానిది బ్రహ్మము, అఖిల ప్రమాణ అగోచరం బ్రహ్మ, అన్ని ప్రమాణాలకు అగోచరము బ్రహ్మము, అమిత వేదాంత వేద్యం బ్రహ్మ, అమిత వేదాంత వేద్యము బ్రహ్మము, దేశతః కాలతో వస్తుతః పరిచ్ఛేదరహితం బ్రహ్మదేశము, స్పెస్ చేత కాలము టైం చేత వస్తువు ఓబ్జెక్ట్ చేత పరిచ్ఛేదరహితము బ్రహ్మము, సర్వ పరిపూర్ణం బ్రహ్మ, సర్వము పరిపూర్ణముగా బ్రహ్మమే అయి ఉన్నది, తురియం నిరాకారం ఏకం బ్రహ్మ, తురియము జాగృత్ స్వప్న సుషుప్తియను మూడు స్థితులకు సాక్షి అయిన నాలుగవది నిరాకారము ఏకము బ్రహ్మము, అద్వైతం అనిర్వాచ్యం బ్రహ్మ, అద్వైతము నిర్వచింపలేనిది బ్రహ్మము, ప్రణవాత్మకం బ్రహ్మ, ప్రణవాత్మకము బ్రహ్మము, ప్రణవాత్మకత్వేన ఉక్తం బ్రహ్మ, ప్రణవాత్మకత్వముతో చెప్పబడినది బ్రహ్మము, ప్రణవాది అఖిల మంత్ర ఆత్మకం బ్రహ్మ, ప్రణవము మొదలైన అఖిల మంత్రాత్మకము బ్రహ్మము, పాదచతుష్టయాత్మకం బ్రహ్మ. కిం తత్పాదచతుష్టయం బ్రహ్మ భవతి? అవిద్యాపాదః సువిద్యాపాదశ్చానందపాదస్తురియపాదస్తురియ ఇతి. తురియపాదస్తురియతురియం తురియాతీతం చ. కథం పాదచతుష్టయస్య భేదః? అవిద్యాపదః ప్రథమః పాదో విద్యాపాదో ద్వితీయః ఆనందపాదస్తృతీయస్తురియపాదస్తురియ ఇతి. మూలావిద్యా ప్రథమపాదే నాన్యత్ర విద్యానందతురియాంశ సర్వేషు పాదేషు వ్యాప్య తిష్ఠంతి. ఏవం తర్హి విద్యాదీనాం భేదః కథమితి? తత్తత్ప్రాధాన్యేన తత్తద్వ్యపదేశః వస్తుతస్త్వభేద ఏవ తత్రాధస్తనమేకం పాదమవిద్యాసబలం భవతి. ఉపరితనపాదత్రయం శుద్ధబోధానందలక్షణమమృతం భవతి. తచ్చ నిర్వాచ్యమనిర్దేశ్యమఖండానందేకరసాత్మకం భవతి. తత్ర మధ్యమపాదమధ్య ప్రదేశే మితతేజ ప్రవాహకారతయా నిత్యవైకుంఠం విభాతి. 1.5 పరబ్రహ్మము యొక్క 4 పాదములు. పాదచతుష్టయ ఆత్మకం బ్రహ్మపాదచతుష్టయాత్మకము బ్రహ్మము కిం తత్పాదచతుష్టయం బ్రహ్మభవతి. బ్రహ్మమునకు ఆ 4 పాదములు ఏవి అనగా అవిద్యాపాదః సువిద్యాపాదః ఆనందపాదః తురియపాదః ఇతి. అవిద్యాపాదము, సువిద్యాపాదము, ఆనందపాదము, తురియపాదము అనునవి నోటి పాదము అనునది ఒక కల్పిత విభాగము, అంశ, ఫెసేట్. అనిర్వచనీయము, అనిర్దేశ్యము అయిన బ్రహ్మము యొక్క పూర్ణత్వమును అర్థం చేసుకునుటకు గురువు ముందుగా ఒక విధమైన విభజన కల్పించుచున్నాడు. తురియ పాదః తురియ తురియం తురియాతీతం చ తురియ పాదుడు అతురియ తురియము మరియు తురియాతీతము కథం పాదచతుష్టయస్య భేదః. 4 పాదములకు భేదము ఏమీ అనగా అవిద్యాపాదః ప్రథమః పాదో, విద్యాపాదో ద్వితీయ, ఆనందపాదః తృతీయ, తురియపాదః తురియ ఇతి. అవిద్యాపాదము ప్రథమ పాదము, విద్యాపాదము రెండవది, ఆనందపాదము మూడవది, తురియపాదము 4వది. మూల అవిద్య ప్రథమ పాదే నాణ్యత్ర మూల అవిద్య ప్రథమ పాదమందు ఉండును, మరే పాదమునందు ఉండదు. విద్య ఆనంద తురియ అంశాః సర్వేషు పాదేషు వ్యాప్య తిష్ఠంతి. విద్య ఆనంద తురియ అంశలు అన్ని పాదములందు వ్యాపించి ఉండును. ఏవం తర్హి విద్యాదీనాం భేదః కథం ఇతి. కనుక విద్య మొదలగు పాదములకు భేదము ఎట్లు ఉన్నది అనగా తత్తత్ ప్రాధాన్యేన తత్తత్ వ్యపదేశో వస్తుతస్తు అభేద ఏవ ఆయా ప్రాధాన్యములచే ఆయా పాదములు నిర్దేశింపబడినవి. నిజానికి ఏ భేదము లేదు. తత్ర అధస్తనం ఏకం పాదం అవిద్యా సబలం భవతి. అక్కడ క్రింద ఒక పాదము అనగా అవిద్యాపాదము అవిద్యచేత వేరుగా ఉన్నది. ఉపరితన పాదత్రయం శుద్ధ బోధానంద లక్షణం అమృతం భవతి పైన 3 పాదములు శుద్ధ బోధ ఆనంద లక్షణముల చేత అమృతము అయి ఉన్నది. తచ్చ అలౌకిక పరమానంద లక్షణ అఖండ అమిత తేజోరాస్యః జ్వలతి మయ్యు అది బ్రహ్మము. అలౌకిక పరమానంద లక్షణము అఖండ అమిత తేజోరాస్యమయముగా జ్వలించును. తచ్చ అనిర్వాచ్యం అనిర్దేశ్యం అఖండ ఆనంద ఏకరసాత్మకం భవతి అది బ్రహ్మము. నిర్వచింపలేనిది, నిర్దేశింపలేనిది, అఖండ ఆనంద ఏకరసాత్మకము అయినది. తత్ర మధ్యమ పాదం మధ్య ప్రదేశే అమిత తేజః ప్రవాహ ఆకారతయా నిత్య వైకుంఠం విభాతి. అందు మధ్యమ పాదము ఆనందపాదము మధ్య ప్రదేశమున అమిత తేజో ప్రవాహ ఆకారమున నిత్య వైకుంఠమై ప్రకాశించును. తచ్చ నిరతిశయానందఖండ బ్రహ్మానంద నిజమూర్త్యాకారేణ జ్వలతి. అపరిచ్ఛిన్నమండలాని యథా దృశ్యంతే తద్వదఖండానందామిత వైష్ణవ దివ్య తేజోరాశ్యంతర్గత విలసన్ మహావిష్ణు పరమం పదం విరాజతే. దుగ్ధోదధమధ్యస్థితామూతామూతకలసవద్వైష్ణవం ధామ పరమం సందృశ్యతే. సుదర్శన దివ్య తేజోంతర్గత సుదర్శన పురుషో యథా సూర్యమండలాంతర్గత సూర్యనారాయణోమితా పరిచ్ఛిన్నాద్వైత పరమానందలక్షణ తేజోరాశ్యంతర్గత ఆదినారాయణస్తథా సందృశ్యతే. సా ఏవ తురియం బ్రహ్మ, సా ఏవ తురియాతీతః, సా ఏవ విష్ణుః, సా ఏవ సమస్త బ్రహ్మవాచకవాచ్య, సా ఏవ పరంజ్యోతిః, సా ఏవ మాయాతీతః, సా ఏవ గుణాతీతః, సా ఏవ కాలాతీతః, సా ఏవ అఖిల కర్మాతీతః, సా ఏవ సత్యోపాధిరహితః, సా ఏవ పరమేశ్వరః, సా ఏవ చిరంతనః పురుషః ప్రణవాద్యఖిలమంత్రవాచకవాచ్య. ఆద్యంతశూన్య ఆదిదేశకాల వస్తు తురియ సంజ్ఞానిత్య పరిపూర్ణ పూర్ణః సత్యసంకల్ప ఆత్మారామః కాలత్రయబాధిత నిజస్వరూప స్వయం జ్యోతిః స్వయం ప్రకాశమయః స్వసమానాధికరణ శూన్య స్వసమానాధికశూన్యో న దివారాత్రి విభాగో న సంవత్సరాదికాల విభాగ స్వానందమయానంతాచింత్య విభవ ఆత్మాంతరాత్మా పరమాత్మా జ్ఞానాత్మా తురియాత్మేత్యాదివాచకవాచ్యోద్వైత పరమానందో విభుర్నిత్యో నిష్కలంకో నిర్వికల్పో నిరంజనో నిరాఖ్యతః శుద్ధో దేవ ఏకో నారాయణో న ద్వితీయోస్తి కశ్చిదితి. య ఏవం వేద స పురుషస్తది ఉపాసనయ తస్య సాయుజ్యమితిత్య సంశయమిత్యుపనిషత్. ఇత్యాథర్వణ మహానారాయణోపనిషది పాదచతుష్టయ స్వరూప నిరూపణం నామ ప్రథమోధ్యాయః. 1.6 పరబ్రహ్మమునకు సంజ్ఞాపూర్వకమైన ఆదినారాయణుని వణన. తచ్చ నిరతిశయ ఆనంద అఖండ బ్రహ్మానంద నిజమూర్తి ఆకారిణ జ్వలతి మయ్యు అది బ్రహ్మము నిరతిశయ సాటిలేని ఆనంద అఖండ బ్రహ్మానంద నిజమూర్తి తనకు తానే అయిన ఆకారమున జ్వలించును. అపరిచ్ఛిన్న మండలాని యథాదృశ్యంతే అపరిచ్ఛిన్న మండలములు ఏ విధంగా కనిపించునో తద్వత్ అఖండ ఆనంద అమిత వైష్ణవ దివ్య తేజోరాశి అంతర్గత విలసత్ మహావిష్ణోహ పరమం పదం విరాజతే. ఆ విధంగా అఖండ ఆనంద అమిత వైష్ణవ దివ్య తేజోరాశి ప్రతి జీవునికి స్వ అంతర్గతమే విలాసముగా మహావిష్ణువు పరమ పదము విరాజిల్లును. దుగ్ధ ఉదధి మధ్య స్థిత అమృత కలసవత్ వైష్ణవం ధామ పరమం సందృశ్యతే. పాల సముద్రము మధ్య ఉన్న అమృత కలసము వలె వైష్ణవ పరమధామము కనిపించును. సుదర్శన దివ్య తేజో అంతర్గత సుదర్శన పురుషో సుదర్శన దివ్య తేజము అంతర్గతుడైన సుదర్శన పురుషుడు యథా సూర్యమండల అంతర్గత స సూర్యనారాయణ ఏ విధముగా అయితే సూర్యమండల అంతర్గతుడై ఆ సూర్యనారాయణుడు ఉన్నాడో అమిత అపరిచ్ఛిన్న అద్వైత పరమానంద లక్షణ తేజోరాశి అంతర్గత ఆదినారాయణ తథా సందృశ్యతే. అమిత అపరిచ్ఛిన్న అద్వైత పరమానంద లక్షణ తేజోరాశి అంతర్గత ఆదినారాయణుడు ఆ విధముగా కనిపించును. సా ఏవ తురియం బ్రహ్మ అతడే తురియ బ్రహ్మము. సా ఏవ తురియాతీత అతడే తురియ అతీతుడు. సా ఏవ విష్ణుః అతడే విష్ణువు. సా ఏవ సమస్త బ్రహ్మవాచక వాచ్యః అతడే సమస్త బ్రహ్మవాచక వాచ్యుడు. సమస్త బ్రహ్మను నామముతో చెప్పబడువాడు. సా ఏవ పరంజ్యోతిః అతడే పరం జ్యోతి స్వరూపుడు. సా ఏవ మాయ అతీతః అతడే మాయా అతీతుడు. సా ఏవ గుణ అతీతః అతడే గుణ అతీతుడు. సా ఏవ కాల అతీతః అతడే కాలాతీతుడు. సా ఏవ అఖిల కర్మ అతీతః అతడే అఖిల కర్మ అతీతుడు. సా ఏవ సత్య ఉపాధి రహితః అతడే సత్యము ఉపాధి రహితుడు. సా ఏవ పరమేశ్వరః అతడే పరమేశ్వరుడు. నోట్ వినేను పరిమితుడను బద్ధుడను జన్మజరామృత్యువులకు లోబడినవాడను అని అనుకొనుచున్న జీవుడు స్వతహగా ఈ ఆదినారాయణుడే. సా ఏవ చిరంతనః పురుషః ప్రణవాది అఖిల మంత్రవాచక వాచ్య ఆది అంతశూన్య ఆది దేశకాలవస్తు తురియ సంజ్ఞ నిత్య పరిపూర్ణః పూర్ణః సత్య సంకల్ప ఆత్మ రామః అతడే సనాతనుడు పురుషుడు. ప్రణవము మొదలైన సకల మంత్రవాచకములతో సూచించుబడువాడు మొదలు చివర లేనివాడు. దేశకాల వస్తువులకు ముందే ఉండి తురియముచే సూచించబడుచు నిత్యుడు పరిపూర్ణుడు అయి ఉన్నాడు. అతడు పూర్ణుడు సత్య సంకల్ప ఆత్మారాముడు. కాలత్రయ అబాధిత నిజస్వరూప స్వయం జ్యోతిః స్వయం ప్రకాశమయః మూడు కాలములచే బాధించబడని నిజస్వరూపుడు అతడు స్వయం జ్యోతి స్వయం ప్రకాశమయుడు. స్వసమాన అధికరణ శూన్యః స్వసమాన అధిక శూన్యో తనకు సమాన అధికరణము గోవర్నింగ్ సుప్రిమసీ లేనివాడు తనకు సమానము అధికము అయినవాడు లేనివాడు. న దివారాత్రి విభాగో న సంవత్సరాది కాల విభాగః దినము రాత్రి అని విభాగము లేనివాడు సంవత్సరము మొదలగు కాల విభాగము లేనివాడు. స్వానందమయ అనంత అచింత్య విభవ ఆత్మ అంతరాత్మ పరమాత్మ జ్ఞానాత్మ తురియాత్మ ఇత్యాది వాచక వాచ్య అద్వైత పరమానందో విభుః స్వానందమయుడు అనంతుడు అచింత్యుడు విభవ ఓమ్ని ప్రెజెంట్ అయి ఆత్మ అంతరాత్మ పరమాత్మ జ్ఞానాత్మ తురియాత్మ మొదలగు వాచక శబ్దములచే నిర్దేశింపబడు అద్వైత పరమానంద విభుడు. నిత్యో నిష్కళంకో నిర్వికల్పో నిరంజనో నిరాఖ్యాతః శుద్ధో దేవ ఏకో నారాయణో నద్వితీయో అస్తి కశ్చిత్ ఇతి నిత్యుడు నిష్కళంకుడు నిర్వికల్పుడు నిరంజనుడు వర్ణనతీతుడు శుద్ధుడు దేవుడు ఏకో నారాయణుడు తనకు రెండవది లేనివాడు. యా ఏవం వేద సపురుషః తదీయ ఉపాసనయ తస్య సాయుజ్యం ఇతి ఇతి అసంశయం, ఇతి ఉపనిషత్. అటువంటి వానిని ఎవరు తెలుసుకునెదరో ఆ ప్రయత్నశీలుడు ఈ ఉపాసనచే ఆ మహానారాయణుడి సాయుజ్యము పొందును అని చెప్పబడెను. ఇది నిస్సంశయము అని ఈ ఉపనిషత్తుచే ప్రకటించడుచున్నది. ఇతి అథర్వణ మహానారాయణ ఉపనిషది పాదచతుష్టయ స్వరూప నిరూపణం నామ ప్రథమ అధ్యాయ. ఈ విధముగా మహానారాయణ ఉపనిషత్తులో బ్రహ్మము యొక్క నాలుగు పాదముల స్వరూప నిరూపణము నామముతో ప్రథమ అధ్యాయము చెప్పబడెను. రెండవ అధ్యాయము పూర్వకాండ. బ్రహ్మమునందు సాకార నిరాకార స్వరూప నిరూపణం. అథేతి హోవాచ ఛాత్రో గురుం భగవంతం. భగవన్వైకుంఠస్య నారాయణస్య చ నిత్యత్వముక్త్వం. సా ఏవ తురీయమిత్యుక్తమేవ. వైకుంఠః సాకారో నారాయణః సాకారశ్చ. తురీయం తు నిరాకారం. సాకారః సావ్యవో నిరవయవం నిరాకారం. తస్మాత్ సాకారమనిత్యం నిత్యం నిరాకారమితి శ్రుతేః. యద్యత్ సావ్యవం తత్తదనిత్యమిత్యనుమానాచ్చేతి ప్రత్యక్షేణ దృష్టత్వాచ్చ. అతస్తయోరనిత్యత్వమేవ వక్తుముచితం భవతి. కథముక్తం నిత్యత్వమితి తురీయమక్షరమితి శ్రుతేః. తురీయస్య నిత్యత్వం ప్రసిద్ధం. 2.1 సాకార మహానారాయణునికి నిత్యత్వం ఎట్లు పొసుగును అను ప్రశ్న. ఓం అథ ఇతిహ ఉవాచ ఛాత్రో గురుం భగవంతం. ఓం. అప్పుడు శిష్యుడు భగవంతుడైన గురువుని ఈ విధముగా అడిగెను. భగవన్, వైకుంఠస్య నారాయణస్య చ నిత్యత్వం ఉక్తం భగవాన్. వైకుంఠమునకు నారాయణునకు నిత్యత్వము చెప్పబడినది. సా ఏవ తురీయం ఇతి ఉక్తం ఏవ అతడే తురీయము అని చెప్పబడెను కదా. వైకుంఠః సాకారో నారాయణః సాకారః చ వైకుంఠము సాకారము మయ్యు నారాయణుడు సాకారుడు. తురీయం తు నిరాకారం కాని తురీయము నిరాకారము. సాకారః సావయవో నిరవయవం నిరాకారం సాకారము అనునది అవయవసహితము, నిరాకారము అనునది అవయవరహితము. తస్మాత్ సాకారం అనిత్యం నిత్యం నిరాకారం ఇతి శ్రుతేః. అట్లే సాకారము అనిత్యము నిరాకారము నిత్యము అని శ్రుతులచే చెప్పబడుచున్నది. యద్యత్ స అవయవం తత్తత్ అనిత్యం ఇతి అనుమానానః చ ఇతి ప్రత్యక్షేణ దృష్టత్వాః చ. ఏదైతే అవయవ సహితమో అది అంతా అనిత్యము అనునది అనుమాన ప్రమాణము మయ్యు అది ప్రత్యక్ష ప్రమాణముచే కనబడుచున్నది. అతః తయోః అనిత్యత్వం ఏవ వక్తుం ఉచితం భవతి. కావున అందు అనిత్యత్వమే చెప్పుట యుక్తము కదా. కథం ఉక్తం నిత్యత్వం ఇతి. మరి ఎందుచేత నిత్యత్వము చెప్పబడినది? తురీయం అక్షరం ఇతి శ్రుతేః. తురీయస్య నిత్యత్వం ప్రసిద్ధం. తురీయము అక్షరము అని చెప్పు శ్రుతులచే తురీయము యొక్క నిత్యత్వము ప్రసిద్ధము కదా. నిత్యత్వానిత్యత్వే పరస్పర విరుద్ధ ధర్మం. తయోరేకస్మిన్ బ్రహ్మణ్యత్యంత విరుద్ధం భవతి. తస్మాద్ వైకుంఠస్య చ నారాయణస్య చ నిత్యత్వమేవ వక్తుముచితం భవతి. సత్యమేవ భవతీతి దేశికం పరిహరతి. 2.2 నారాయణుని యందు అనిత్యత్వము పరిహరించుట. నిత్యత్వ అనిత్యత్వే పరస్పర విరుద్ధ ధర్మం. గురువు ఇట్లు సమాధానపరచుచున్నాడు. నిత్యత్వ అనిత్యత్వములు పరస్పర విరుద్ధ ధర్మములు. తయోః ఏకస్మిన్ బ్రహ్మణి అంత విరుద్ధం భవతి. అందున ఒకటి అనిత్యత్వము బ్రహ్మమునందు విరుద్ధము కలదు. అనగా అనిత్యత్వము బ్రహ్మమునందు పొసగదు. తస్మాత్ వైకుంఠస్య చ నారాయణస్య చ నిత్యత్వం ఏవ ఉచితం భవతి. సత్యం ఏవ భవతి ఇతి దేశికః పరిహరతి. కావున వైకుంఠమునకు మయ్యు నారాయణునకు కూడా నిత్యత్వమే ఉచితము అనునది సత్యమే అని గురువు అనిత్యత్వమును పరిహరించున్నాడు. సాకారస్తు ద్వివిధః సోపాధికో నిరుపాధికశ్చ. 2.3 నారాయణుని సాకార విధములు. సాకారః తు ద్విధః స ఉపాధికః నిరుపాధికః చ. అట్లే సాకారుడు మరలా రెండు విధములు. ఒకటి ఉపాధి సహితుడు, 2 ఉపాధి రహితుడు. తత్ర సోపాధికః సాకారః కథమితి. ఆవిద్యకంఖల కార్యకరణజామ విద్యాపాద ఏవ నాణ్యత్ర. తస్మాత్ సమస్తా విద్యోపాధి సాకరః సావయవ ఏవ సావయవత్వాదవశ్యం అనిత్యం భవత్యేవ సోపాధిక సాకారో వర్ణితః 2.4 నారాయణుని ఉపాధి సహిత సాకారము తత్ర స ఉపాధికః సాకారః కథం ఇతి అందు ఉపాధి సహితుడు సాకారుడు ఎట్లనగా అవిద్యకం అఖిల కార్యకారణజాలం అవిద్యపాద ఏవ నాన్యత్ర అవిద్యా రూపమైన సకల కార్యకారణజాలము అవిద్యపాదమే మరియొకటి కాదు. కారణకార్యజాలము కౌజ్ అండ్ ఇఫెక్ట్ సిస్టమ్ నారాయణుని సాకార అవిద్య ఉపాధి అది బ్రహ్మము యొక్క ఒక్క అవిద్యాపాదమునందే కలదు, ఇతర 3 పాదములందులేదు. తస్మాత్ సమస్త అవిద్య ఉపాధః సాకారః సావయవ ఏవ కనుక సమస్త అవిద్యయు ఉపాధి సహిత సాకారుడు, అతడు అవయవ సహితుడే. సావయవత్వాత్ అవశ్యం అనిత్యం భవతి ఏవ అవయవ సహితము వలన అవశ్యం అనిత్యమే అగును. స ఉపాధిక సాకారో వర్ణితః అట్లు ఉపాధి సహిత సాకారుడు వర్ణించబడెను. తర్హి నిరుపాధిక సాకారః కథమితి. నిరుపాధిక సాకారస్త్రివిధ బ్రహ్మవిద్యా సాకారశ్చానంద సాకార భయాత్మక సాకారశ్చేతి. బ్రహ్మవిద్యా సాకారశ్చానంద సాకార అభయాత్మక సాకారశ్చేతి. త్రివిధ సాకారోపి పునర్ద్విధో భవతి. నిత్యసాకారో ముక్తసాకారశ్చేతి. నిత్యసాకారస్త్వాద్యంతశూన్య శాశ్వతః ఉపాసనయా యే ముక్తిం గతాస్తేషాం సాకారో ముక్తసాకారః తస్యాఖండజ్ఞానేనావిర్భావో భవతి సోపి శాశ్వతః ముక్తసాకారస్త్వైచ్ఛిక ఇతి. అన్యే వదంతి శాశ్వతత్వం కథమితి. అద్వైతాఖండ పరిపూర్ణనిరతిస్య పరమానంద శుద్ధబుద్ధముక్తసత్యాత్మక బ్రహ్మచైతన్య సాకారత్వాత్ నిరుపాధిక సాకారస్య నిత్యత్వం సిద్ధమేవ. తస్మాదేవ నిరుపాధిక సాకారస్య నిరవయవత్వాత్ స్వాధికమపి దూరతో నిరస్తమేవ. 2.5 నారాయణుని ఉపాధి రహిత సాకారము. తర్హి నిరుపాధిక సాకారః కథం ఇతి. అప్పుడు నిరుపాధిక సాకారుడు ఎట్లు అనగా నిరుపాధిక సాకారః త్రివిధః బ్రహ్మ విద్యా సాకారః చ ఆనంద సాకార అభయాత్మక సాకారః చ ఇతి ఉపాధి రహిత సాకారుడు 3 విధములు. 1 బ్రహ్మ విద్యా సాకారుడు, 2 ఆనంద సాకారుడు, 3 అభయాత్మక సాకారుడు. త్రివిధ సాకారః అపి పునః ద్వివిధో భవతి. నిత్య సాకారో ముక్త సాకారః చ ఇతి. ఈ 3 సాకారములు కూడా మరలా 2 విధములు అగును. అ నిత్య సాకారము, బి ముక్త సాకారము. నిత్య సాకారస్త్వాద్యంత శూన్యః శాశ్వతః నిత్య సాకారస్థితి ఆది మయ్యు అంతములేనిది శాశ్వతము. ఉపాసనయా యే ముక్తిం గతాః తేషాం సాకారో ముక్తి సాకారః. ఉపాసనచే ఎవరు ముక్తి చెందుదురో వారు సాకార ముక్తి సాకారులు. తస్య అఖండ జ్ఞానేన ఆవిర్భావో భవతి సహ అపి శాశ్వతః. అందు అఖండ జ్ఞానముచే ముక్తి ఆవిర్భావము అగును, అది కూడా శాశ్వతమే. ముక్త సాకారస్త్వ ఐచ్ఛిక ఇతి అన్యే వదంతి. ముక్త సాకారుడు ఐచ్ఛికుడని కొందరు అనెదరు. శాశ్వతత్వం కథం ఇతి. అద్వైత అఖండ పరిపూర్ణ నిరతిశయ పరమానంద శుద్ధ బుద్ధ ముక్త సత్యాత్మక బ్రహ్మచైతన్య సాకారత్వాత్ మరి సాకారత్వము చేత శాశ్వతత్వము ఎట్లు అనగా పొందబడిన జ్ఞానస్థితి అద్వైత అఖండ పరిపూర్ణ నిరతిశయ పరమానంద శుద్ధ బుద్ధ ముక్త సత్యాత్మక బ్రహ్మచైతన్యం కనుక నిరుపాధిక సాకారస్య నిత్యత్వం సిద్ధం ఏవ. ఉపాధిరహిత సాకారమునకు నిత్యత్వము సిద్ధించినదే అగును. తస్మాత్ ఏవ నిరుపాధిక సాకారస్య నిరవయవత్వాత్ స్వాధికం అపి దూరతో నిరస్తం ఏవ. అందుచేతనే ఉపాధిరహిత సాకారమునకు అవయవరహితము వలన స్వాధికం తనకంటే మించినది వేరైనది కూడా లేనిదిగానే నిరూపించబడినది నిరవయవం బ్రహ్మచైతన్యమితి. సర్వోపనిషత్సు సర్వశాస్త్ర సిద్ధాంతేషు శ్రూయతే అథ చ విద్యానంద తురియానామ భేద ఏవ శ్రూయతే. సర్వత్ర విద్యాది సాకార భేద కథమితి. సత్యమేవోక్తమితి దేశికః పరిహరతి విద్యాప్రాధాన్యేన విద్యాసాకార ఆనందప్రాధాన్యేనానందసాకార అభయప్రాధాన్యేనోభయాత్మకసాకారశ్చేతి ప్రాధాన్యేనాత్ర భేద ఏవ సభేదో వస్తుతస్త్వభేద ఏవ 2.6 ఉపాధిరహిత సాకార విధములలో భేదము ఏమీ లేదు. నిరవేవం బ్రహ్మచైతన్యం ఇతి సర్వ ఉపనిషత్సు సర్వశాస్త్ర సిద్ధాంతేషు శ్రూయతే చైతన్య బ్రహ్మము అవయవరహితము అని సర్వ ఉపనిషత్తులలో సర్వ సిద్ధాంతములేయందు వినబడుచున్నది. అథ చ విద్య అనంద తురియాణం అభేద ఏవ శ్రూయతే, అట్లే విద్య ఆనంద మయ్యు తురియము పాదములు అభేదమే అని వినబడుచున్నది. సర్వత్ర విద్యాది సాకార భేద కథం ఇతి. సర్వత్రా విద్య మొదలగు పాదములందు సాకార భేదము ఎట్లు అనగా, ఇంతకుముందు చెప్పిన ఉపాధిరహిత సాకార విధములైన బ్రహ్మ విద్య సాకారము, ఆనంద సాకారము, అభయాత్మక సాకారములయందు భేదము ఎట్లు అనగా, సత్యం ఏవ ఉక్తం ఇతి దేశకః పరిహరతి ఉపనిషత్తులలో సిద్ధాంతీకరించబడినై సత్యమే చెప్పబడినది అని గురువు అనుమానమును పరిహరించుచున్నాడు. విద్యాప్రాధాన్యేన విద్యాసాకార విద్యాప్రాధాన్యముచే మహానారాయణుడు విద్యాసాకారుడు. ఆనందప్రాధాన్యేన ఆనందసాకార ఆనందప్రాధాన్యముచే మహానారాయణుడు ఆనందసాకారుడు. ఉభయప్రాధాన్యేన ఉభయ ఆత్మక సాకార చైతి ఉభయప్రాధాన్యములచే మహానారాయణుడు అభయాత్మక సాకారుడు. ప్రాధాన్యేన అత్ర భేద ఏవ సభేదో వస్తుతస్ అభేద ఏవ ప్రాధాన్యముచే మాత్రమే ఇక్కడ భేదము వస్తుతత్వము పరంగా ఏ భేదము లేదు అని చెప్పబడెను. భగవన్నఖండాద్వైత పరమానందలక్షణ పరబ్రహ్మణ సాకార నిరాకారౌ విరుద్ధధర్మౌ విరుద్ధోభయాత్మకత్వం కథమితి. సత్యమేవేతి గురుః పరిహరతి. యథా సర్వగతస్య నిరాకారస్య మహావాయోశ్చ తదాత్మకస్య త్వక్పతిత్వేన ప్రసిద్ధస్య సాకారస్య మహావాయుదేవస్య చాభేద ఏవ శ్రూయతే సర్వత్ర. యథా పృథివ్యాదీనాం వ్యాపక శరీరాణాం దేవవిశేషణాం చ తద్విలక్షణ తదభిన్న వ్యాపక పరిచ్ఛిన్న నిజమూర్త్యాకార దేవత శ్రూయంతే సర్వత్ర తద్వత్పరబ్రహ్మణ సర్వాత్మకస్య సాకార నిరాకార భేద విరోధౌ నాస్త్యేవ వివిధ విచిత్రానంతశక్తే పరబ్రహ్మణః స్వరూపజ్ఞానేన విరోధౌ న విద్యతే తదభావే సత్యనంత విరోధౌ భవతి. 2.7 నారాయణుని సాకార నిరాకార అభయాత్మకము భగవన్ అఖండ అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మణః సాకార నిరాకారౌ విరుద్ధధర్మౌ శిష్యుడు భగవాన్ అఖండ అద్వైత పరమానంద లక్షణుడైన పరబ్రహ్మకు సాకార నిరాకారములు అనునవి విరుద్ధ ధర్మములు కదా. విరుద్ధ అభయాత్మకత్వం కథం ఇతి. విరుద్ధ అభయాత్మకత్వము ఇట్లు పొసగును. సత్యం ఏవ ఇతి గురుః పరిహరతి. గురువు శాస్త్రముచే నిర్ధారించబడినది సత్యమే అని గురువు అనుమానమును పరిహరించెను. అది ఎట్లనగా, యథా సర్వగతస్య నిరాకారస్య మహావాయోః చ తత్ ఆత్మకస్య త్వచ్పతిత్వేన ప్రసిద్ధస్య సాకారస్య మహావాయు దేవస్య చ అభేద ఏవ శ్రూయతే సర్వత్ర. ఏ విధముగా సర్వగతుడైన నిరాకారుడైన మహావాయువు మయ్యు ఆ మహావాయుదేవునకు ప్రాకృతికమైన విడదీయలేని స్పర్శ కలిగించుట అను ప్రసిద్ధమైన సాకార గుణమునకు అభేదము వలె పరబ్రహ్మకు సాకార నిరాకార విరుద్ధ ధర్మములు సర్వత్రా అభేదమే వినబడుచున్నది. యథా పృథివ్య ఆదీనాం వ్యాపక శరీరాణాం చ దేవ విశేషాణాం తత్ విలక్షణ అతాభిన్న వ్యాపక అపరిచ్ఛిన్నాః నిజమూర్తి ఆకార దేవతాః శ్రూయంతే సర్వత్ర. ఏ విధంగా వ్యాపించి ఉండుటయే శరీరములుగా కలిగిన పృథివీ మొదలగు విశేషలక్షణ దేవతలకు వారి వారి విశేషలక్షణములతో వ్యాపించియుండుట అను అపరిచ్ఛిన్న లక్షణముకు అభిన్నముగా తమ యొక్క మూర్తులతో కూడి సాకార దేవతలుగా సర్వత్రా వినబడుచున్నారో తద్వత్పరబ్రహ్మణః సర్వాత్మికస్య సాకార నిరాకార భేద విరోధో నాస్తి. ఏవా అదే విధముగా పరబ్రహ్మ సర్వాత్మకమునకు సాకార నిరాకార భేద విరోధము లేదు అని వివిధ విచిత్ర అనంత శక్తేః పరబ్రహ్మణః స్వరూప జ్ఞానేన విరోధో న విద్యతే. వివిధ విచిత్ర అనంత శక్తులు కలిగిన పరబ్రహ్మ యందు స్వరూప జ్ఞానముచే విరోధము భేదము లేదు. తత్ అభావే సతి అనంత విరోధో విభాతి భవతి. దాని అభావమునందు అనగా అజ్ఞానము చేతనే అంత అనంత విరోధము కలుగును. అథ చ రామకృష్ణాద్యవతారేష్వద్వైత పరమానందలక్షణ పరబ్రహ్మణ పరంతత్వ పరమవిభవానుసంధానం స్వీయత్వేన శ్రూయతే సర్వత్ర. సర్వపరిపూర్ణస్యాద్వైత పరమానందలక్షణ పరబ్రహ్మణస్తు కిం వక్తవ్యం? అన్యథా సర్వపరిపూర్ణస్య పరబ్రహ్మణః పరమార్థతః సాకారం వినా కేవల నిరాకారత్వం యద్యభమతం తర్హి కేవల నిరాకారస్య గగనస్యవ పరబ్రహ్మణోపి జడత్వమాపద్యేత. తస్మాత్ పరబ్రహ్మణ పరమార్థతః సాకార నిరాకారో స్వభావసిద్ధౌ. 2.8 నారాయణని సాకార నిరాకరములు స్వభావ సిద్ధములు. అథ చ రామకృష్ణాది అవతారేషు అపి అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మణః పిమ్మట రాముడు కృష్ణుడు మొదలైన అవతారములేందు కూడా అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మకు పరమతత్వ పరమవిభవ అనుసంధానం స్వీయతి ఏన శ్రూయతే సర్వత్ర. పరమతత్వ అల్టిమేట్ ఏసెన్స్ పరమవిభవ రిచ్నెస్ ఓమ్నిసియన్స్ అనుసంధానము స్వీయమే పరబ్రహ్మ సంకల్పమే అని సర్వత్రా వినబడుచున్నది. సర్వపరిపూర్ణస్య అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మ వస్తునః కిం వక్తవ్యం? సర్వపరిపూర్ణుడికి అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మ తత్వమునకు వాస్తవముగా ఏమని ఇది లక్షణము అని ఎలా చెప్పగలము? అన్యథా సర్వపరిపూర్ణస్య పరబ్రహ్మణః పరమార్థతః సాకారం వినా కేవల నిరాకారత్వం యత్ అభిమతం మరియొక విధముగా చెప్పవలసినచో సర్వపరిపూర్ణుడైన పరబ్రహ్మ యొక్క పరమార్థమునకు సాకారము కాకుండా కేవల నిరాకారత్వం మాత్రమే అభిమతమైనచో తర్హి కేవల నిరాకారస్య గగనస్య ఇవ పరబ్రహ్మణో అపి జడత్వం ఆపాద్యతే. అప్పుడు కేవల నిరాకారమైన భౌతికమైన ఆకాశమునకు వలె పరబ్రహ్మకు కూడా జడత్వము ఆపాదించబడును. తస్మాత్ పరబ్రహ్మణః పరమార్థతః సాకార నిరాకారో స్వభావసిద్ధౌ. కావున పరబ్రహ్మ పరమార్థతకు సాకార నిరాకారములు స్వభావసిద్ధములు. తథావిధ సద్వైత పరమానందలక్షణస్యాదినారాయణస్యోన్మేషనిమేషాభ్యాం మూలావిద్యోదయ స్థితిలయా జాయంతే. 2.9 ఆదినారాయణుని ఉన్మేష నిమేషములు. తథావిధస్య అద్వైత పరమానంద లక్షణస్య ఆదినారాయణస్య ఉన్మేష నిమేషాభ్యాం. అదేవిధంగా అద్వైత పరమానంద లక్షణుడైన ఆదినారాయణుని యొక్క ఉన్మేష నిమేషములుచే కనురెప్పలు తెరిచుట మూయిటచే మూల అవిద్య ఉదయస్థితి లయాజాయంతే. మూల అవిద్య యొక్క ఉదయస్థితి లయములు కలుగుచున్నవి. కదాచిదాత్మారామస్యాఖిల పరిపూర్ణస్యాదినారాయణస్య స్వేచ్ఛానుసారేణోన్మేషో భవతి అవ్యక్తాన్మూలావిర్భావో మూలావిద్యావిర్భావశ్చ. తస్మాదేవ సచ్ఛబ్దవాచ్యం బ్రహ్మావిద్యాసబలం భవతి. తతో మహత్ మహతోహంకారః అహంకారాత్ పంచతన్మాత్రాణి పంచతన్మాత్రేభ్య పంచమహాభూతాని పంచమహాభూతేభ్యో బ్రహ్మైకపాదవ్యాప్తమేకమవిద్యాండం జాయతే. 2.10 అవిద్య ఆవిర్భావక్రమము. కదాచిత్ ఆత్మరామస్య అఖిల పరిపూర్ణస్య ఆదినారాయణస్య స్వేచ్ఛానుసారేత్ ఉన్మేషో జాయతే భవతి. అప్పుడప్పుడు ఆత్మారాముడైన అఖిల పరిపూర్ణుడైన ఆదినారాయణునకు స్వేచ్ఛానుసారముగా ఉన్మేషము కనురెప్పలు తేల్చుట కలుగును. తస్మాత్ పరబ్రహ్మణో అధస్తన పాదే సర్వకారణే మూలకారణ అవ్యక్త ఆవిర్భావో భవతి. దాని నుండి పరబ్రహ్మ యొక్క క్రింది అవిద్య పాదమునందు సర్వకారణములందు మూలకారణమైన అవ్యక్త ఆవిర్భావము మూల ప్రకృతి కలుగును. నోట్ ఇంతకు ముందు చెప్పిన విధముగా బ్రహ్మము యొక్క 4 పాదములలో క్రిందిది అవిద్యాపాదము. అవ్యక్తాన్ మూల ఆవిర్భావో మూల అవిద్య ఆవిర్భావ చ మరియు మూల ఆవిర్భావ అవ్యక్తము నుండి మూల అవిద్య ఆవిర్భావముగును. తస్మాత్ ఏవ సహ శబ్దవాచ్యం బ్రహ్మ విద్యా సబలం భవతి దాని మూల అవిద్య నుండి సహా తత్తది అను పరబ్రహ్మ సూచిక శబ్దవాచిక చిత్రమైన వర్ణములు గుణములు గల బ్రహ్మ విద్యా సబలం ఆవిర్భవించును. నోట్: సబల బ్రహ్మం సత్వరజస్తమో గుణాలు ఉపాధిగా కలిగిన అవిద్య అనే మాయలో సత్శబ్దవాచ్యుడు తటస్థ లక్షణాలు కలిగి ఉన్న ఈశ్వరుడే సబల బ్రహ్మం అనిపించుకున్నాడు. తతో మహత్ మహతో అహంకారః అహంకారాత్ పంచ తన్మాత్రాణి దాని సహ అను తటస్థ బ్రహ్మ విద్యా సబలం యొక్క త్రిగుణముల నుండి మహత్తు మహత్తులో అహంకారము అహంకారము నుండి పంచ తన్మాత్రలు శబ్దము స్పర్శ రూపము రసము గంధము పంచ తన్మాత్రేభ్యః పంచమహాభూతాని పంచ తన్మాత్రల నుండి పంచ మహాభూతములు పంచమహాభూతేభ్యో బ్రహ్మ ఏక పాదం వ్యాప్తం ఏకం అవిద్యా అండం జాయతే పంచమహాభూతముల నుండి బ్రహ్మము యొక్క ఒక పాదము అనగా అవిద్యాపాదము వ్యాప్తమై హావింగ్ మానిఫెస్టేడ్ అండ్ ఎక్స్పాండెడ్ ఒక అవిద్య అండము జనించును. పరిపూర్ణుడైన ఆదినారాయణుడు స్వేచ్ఛానుసారముగా ఉన్మేషము అవ్యక్తము మూల ప్రకృతి అవిద్య సహ అను బ్రహ్మ విద్యా సబలం తటస్థము మరియు త్రిగుణములు మహత్తు అహంకారము పంచ తన్మాత్రలు పంచ మహాభూతములు అవిద్య అండము అవిద్య అండ నారాయణుడు విరాట్ అనంతకోటి బ్రహ్మాండములు ఒక్కొక్క బ్రహ్మాండములో ఒక్కొక్క నారాయణుడు ఒక్కొక్క నారాయణుడు నుండి స్థూల విరాట్ ప్రపంచ ఆవిర్భావము మరియు విస్తారము. ఐ ఆమ్ దాట్ నేనే పరిపూర్ణుడైన ఆదినారాయణుడు అని ఈ ఉపనిషత్తులో మున్ముందు ధ్రువీకరించబడుచున్నది. తత్ర తత్వతో గుణాతీత శుద్ధసత్వమయో లీలాగృహీత నిరతిశయానందలక్షణో మాయోపాధికో నారాయణ ఆసీత్ స ఏవ నిత్యపరిపూర్ణః పాదవిభూతివైకుంఠనారాయణ స చానంతకోటి బ్రహ్మాండానాముదే స్థితిలయాద్యఖల కార్యకారణజాల పరమకారణకారణభూతో మహామాయతీతస్తురీయ పరమేశ్వరో జయతి. తస్మాత్ స్థూలవిరాట్ స్వరూపో జాయతే ససర్వకారణమూలం విరాట్ స్వరూపో భవతి స చానంతశీర్షా పురుష అనంతాక్షిపాణిపాదో భవతి అనంతశ్రవణః సర్వమావృత్య తిష్ఠతి సర్వవ్యాపకో భవతి సగుణనిర్గుణస్వరూపో భవతి జ్ఞానబలేశ్వర్య శక్తితేజస్వరూపో భవతి వివిధ విచిత్రానంతజగదాకారో భవతి నిరతిశే నిరంకుశ సర్వజ్ఞ సర్వశక్తి సర్వనియంతృత్వ ద్యనంత కళ్యాణగుణాకారో భవతి వాచామగోచరానంత దివ్యతేజోరాస్యాకారో భవతి సమస్తావిద్యాండవ్యాపకో భవతి స చానంత మహామాయా విలాసనామధిష్టాన విశేష నిరతిశయాద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మ విలాస విగ్రహో భవతి అస్యేకేకరోముకు పాంతరేష్వనంతకోటి బ్రహ్మాండాని స్థావరాణి చ జాయంతే. 2.11 విరాట్ స్వరూప ప్రపంచ ఆవిర్భావము తత్ర తత్వతో గుణాతీత శుద్ధసత్వమయో లీలాగుహీత నిరతిశయ ఆనంద లక్షణో మాయ ఉపాధికో నారాయణ ఆసీత్ అక్కడ అవిద్య అండము రూపమున సత్యముగా గుణాతీతుడు శుద్ధసత్వమయుడు లీలా అనే గృహము కలిగిన నిరతిశయ సాటిలేని ఆనంద లక్షణుడు మాయ అనే ఉపాధి కలిగిన నారాయణుడు ఉన్నాడు. స ఏవ నిత్య పరిపూర్ణః పాద విభూతి వైకుంఠ నారాయణః అతడే నిత్య పరిపూర్ణుడు పరబ్రహ్మ యొక్క అవిద్య పాద విభూతి వైకుంఠ నారాయణుడు. స చ అనంతకోటి బ్రహ్మాండానం ఉదయస్థితి లయాది అఖిల కార్యకారణజాల పరమకారణభూతో మహామాయ అతీతః తురీయః పరమేశ్వరో జయతి. మయ్యు అతడు అనంతకోటి బ్రహ్మాండములు ఉత్పత్తి స్థితి లయములు చేయువాడు అఖిల కార్యకారణజాలమునకు మూల కారణభూతుడు మహామాయకు అతీతుడు తురీయుడు పరమేశ్వరుడు జయించువాడు. తస్మాత్ స్థూల విరాట్ స్వరూపో జాయతే అతని అవిద్య అండ నారాయణుని నుండి స్థూల విరాట్ స్వరూపుడు జనించును. స సర్వకారణ మూల విరాట్ స్వరూపో భవతి అతడు సర్వకారణ మూల విరాట్ స్వరూపుడు అగును. సహ అనంత శీర్షా పురుష అనంతాక్షి పాణిపాదో భవతి అతడు అనంతమైన శిరములు కలిగిన పరమ పురుషుడు, అనంతమైన కన్నులు చేతులు పాదములు కలవాడు. అనంత శ్రవణ సర్వం ఆవృత్య తిష్ఠతి, అనంతమైన చెవులు కలిగి సర్వము ఆవరించి ఉండును. సర్వవ్యాపకో భవతి సగుణ నిర్గుణ స్వరూపో భవతి. సర్వవ్యాపకుడు అగును, సగుణ నిర్గుణ స్వరూపుడు అగును. జ్ఞానబల ఐశ్వర్య శక్తి తేజస్వరూపో భవతి. జ్ఞానబల ఐశ్వర్య శక్తి తేజస్వరూపుడు అగును. వివిధ విచిత్ర అనంత జగత్ ఆకారో భవతి. వివిధ విచిత్ర అనంత జగత్ ఆకార రూపుడు అగును. నిరతిశయ ఆనందమయ అనంత పరమ విభూతి సమస్య విభవ ఆకారో భవతి. సాటిలేని ఆనందమయుడు అనంత పరమ విభూతి సమిష్టిచే సర్వవ్యాప్తుడు అగును. నిరతిశయ నిరంకుశ సర్వజ్ఞ సర్వశక్తి సర్వ నియంతృత్వాది అనంత కళ్యాణ గుణ ఆకారో భవతి. సాటిలేనివాడు నిరంకుశుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమయుడు, సర్వమును నియమించువాడు అనంత కళ్యాణ గుణ ఆకారుడు అగును. వాచాం అగోచర అనంత దివ్య తేజోరాశి ఆకారో భవతి. వాక్కునకు అగోచరమై అనంత దివ్య తేజోరాశి ఆకారుడు అగును. అన్ని బుద్ధులను వెలిగింపచేస్తూ ఏ బుద్ధికి గోచరము కాకుండా ఉన్నాడు. సమస్త అవిద్య అండ వ్యాపకో భవతి. సమస్త అవిద్య అండ వ్యాపకుడై ఉన్నాడు. సచ అనంత మహామాయా విలాసానాం అధిష్టాన విశేష నిరతిశయ అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మ విలాస విగ్రహో భవతి. మయ్యు అతడు అనంత మహామాయా విలాసములకు అధిష్టానమై విశేషమైన సాటిలేని అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మ విలాస విగ్రహుడు అగును. అస్య ఏక ఏక రోమకూపాంతరేషు అనంతకోటి బ్రహ్మాండాని స్థావరాణి చ జాయంతే. ఇతని ఒక్కొక్క రోమకూపము నుండి అనంతకోటి బ్రహ్మాండముల స్థావరాలు జనించును. తేష్వండేషు సర్వేష్వేకైక నారాయణావతారో జాయతే నారాయణాధిరణి గర్భవో జాయతే నారాయణదండ విరాట్ స్వరూపో జాయతే నారాయణదఖిలలోక స్రష్టు ప్రజాపతయో జాయంతే నారాయణదేకాదశ రుద్రాశ్చ జాయంతే నారాయణదఖిలలోకాశ్చ జాయంతే నారాయణదింద్రో జాయతే నారాయణత్ సర్వే దేవాశ్చ జాయంతే నారాయణద్వాదశాదిత్యా సర్వే వసవః సర్వే ఋషయః సర్వాణి భూతాని సర్వాణి ఛందాంసి నారాయణదేవ సముత్పద్యంతే నారాయణత్ ప్రవర్తంతే నారాయణే ప్రళీయంతే అథ నిత్యోక్షరః పరమః స్వరాట్ బ్రహ్మ నారాయణః శివశ్చ నారాయణః శక్రశ్చ నారాయణః దిశశ్చ నారాయణః విదిశశ్చ నారాయణః కాలశ్చ నారాయణః కర్మాఖిలం చ నారాయణః మూర్తామూర్తం చ నారాయణః కారణాత్మకం సర్వం కార్యాత్మకం సకలం నారాయణః తదుభయ విలక్షణో నారాయణః పరంజ్యోతియః స్వప్రకాశమయో బ్రహ్మానందమయో నిత్యో నిర్వికల్పో నిరంజనో నిరాఖ్యతః శుద్ధో దేవ ఏకో నారాయణో నద్వితీయోస్తి కశ్చిత్ న స సమానాధిక ఇత్య సంశయం పరమార్థతో య ఏవం వేద. సకల్బంధాంశ్చిత్వా మృత్యుం తీత్వా సముక్తో భవతి సముక్తో భవతి యా ఏవం విదిత్వా సదా తముపాస్తే పురుషః స నారాయణో భవతి స నారాయణో భవతిత్యుపనిషత్. ఇత్యథర్వణ మహానారాయణోపనిషది పరబ్రహ్మణః సాకార నిరాకార స్వరూప నిరూపణం నామ ద్వితీయోధ్యాయః 2.12 అండ నారాయణుని నుండి సృష్టి వ్యాప్తి. తేషు అండేషు సర్వేషు ఏక ఏక నారాయణావతారో జాయతే. ఆయా అన్ని బ్రహ్మాండములయ్యందు ఒక్కొక్క అండమందు ఒక్కొక్క నారాయణుడు జనించును. నారాయణాత్ హిరణ్య గర్భో జాయతే. నారాయణుని నుండి హిరణ్య గర్భుడు జనించును. నారాయణాత్ అండ విరాట్ స్వరూపో జాయతే. నారాయణుని నుండి అండ విరాట్ స్వరూపుడు జనించును. నారాయణాత్ అఖిల లోక సృష్టు ప్రజాపతయో జాయంతే. నారాయణుని నుండి అఖిల లోక సృష్టి చేయగల ప్రజాపతులు జనించును. నారాయణాత్ ఏకాదశ రుద్రాహచ జాయంతే. మరియు నారాయణుని నుండి ఏకాదశ రుద్రులు జనించును. నారాయణాత్ అఖిల లోకాహచ జాయంతే. మరియు నారాయణుని నుండి అఖిల లోకాలు కూడా జనించును. నారాయణాత్ ఇంద్రో జాయతే, నారాయణుని నుండి ఇంద్రుడు జనించును. నారాయణాత్ సర్వే దేవాహ చ జాయంతే, మరియు నారాయణుని నుండి సర్వ దేవతలు జనించును. నారాయణత్ ద్వాదశ ఆదిత్యాః సర్వే వసవః సర్వే ఋషయః సర్వాణి భూతాని సర్వాణి ఛందాంసి. నారాయణుని నుండి ద్వాదశ ఆదిత్యులు సర్వ అష్ట వసువులు సర్వ సప్త ఋషులు అన్ని పంచ భూతములు అన్ని ఛందస్సులు జనించును. నారాయణ దేవ సముత్పద్యంతే, నారాయణ ప్రవర్తంతే, నారాయణే ప్రళీయంతే. ఈ విధముగా సర్వము నారాయణ దేవుని నుండే బాగుగా ఉత్పత్తి చెందును. నారాయణుని యందే ప్రవర్తించును, నారాయణుని యందే లీనము చెందును. అథ నిత్యో అక్షరః పరమః స్వరాట్. ఈ నారాయణుడు నిత్యుడు, అక్షరుడు, పరమైనవాడు, స్వరాట్టు. బ్రహ్మ నారాయణః శివః చ నారాయణః బ్రహ్మ. హిరణ్య గర్భుడు కూడా నారాయణుడు, శివుడు కూడా నారాయణుడు. శక్రః చ నారాయణః, దిశః చ నారాయణః, విదిశః చ నారాయణః. ఇంద్రుడు నారాయణుడు, నాలుగు దిశలు మయ్యు, నాలుగు విదిశలు నారాయణుడు. దిశలు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. విదిశలు నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్. కాలః చ నారాయణః, కర్మ అఖిలం చ నారాయణః. మరియు కాలము కూడా నారాయణుడు, మరియు అఖిల కర్మ కూడా నారాయణుడు. మూర్త అమూర్తే చ నారాయణః, మూర్తము ఫర్మ్ మరియు అమూర్తము ఫర్మ్లెస్ కూడా నారాయణుడు. కారణత్మం సర్వం కార్యాత్మం సకలం నారాయణః. సర్వ కారణములకు మూలము, సకల కార్యములకు మూలము నారాయణుడు. తత్ అభయ విలక్షణో నారాయణః పరంజ్యోతయః స్వప్రకాశమయః బ్రహ్మానందమయః. అయాద్వంద్వ విలక్షణములు, ధర్మానధర్మాలు, సుఖదుహకాలు, వేడిచలి మొదలగు ద్వంద్వములు నారాయణుడు. పరంజ్యోతి స్వరూపుడు, స్వప్రకాశమయుడు, బ్రహ్మానందమయుడు. నిత్యో నిర్వికల్పో నిరంజనో నిరాఖ్యాతః శుద్ధో దేవ ఏకో నారాయణః. నిత్యుడు, నిర్వికల్పుడు, నిరంజనుడు, నిరాఖ్యాతుడు, శుద్ధుడు, దేవుడు ఏకో నారాయణుడు. న ద్వితీయో అస్తి కశ్చిత్, న సమాన అధిక ఇతి అసంశయం పరమార్థతో. య ఏవం వేద, తనకు రెండవది కొంచెమైనా లేనివాడు, తనకు సమానము అధికము లేనివాడు అని అసంశయముగా పరమార్థమును ఎవడు తెలుసుకుంటాడో. సకల బంధాం చిత్వా మృత్యుం తీత్వా సముక్తో భవతి, సముక్తో భవతి. సకల సైకోలోజికల్ బంధములను ఛేదించి మృత్యువును దాటి అతడు ముక్తుడు అగును, అతడు ముక్తుడు అగును. య ఏవం విదిత్వా సదాతం ఉపాస్తే పురుషః సహ నారాయణో భవతి. ఎవడు ఈ విధముగా తెలుసుకొనుచు సదా నారాయణుని ఉపాసించే ప్రయత్నశీలుడు, అతడే ఆమె నారాయణుడు అగును అని చెప్పుచున్నది ఈ ఉపనిషత్. స నారాయణో భవతి ఇతి ఉపనిషత్, అతడే ఆమె నారాయణుడు ఇది ఉపనిషత్తు. ఇతి అథర్వణ మహానారాయణ ఉపనిషది పరబ్రహ్మణః సాకార నిరాకార స్వరూప నిరూపణం నామ ద్వితీయో అధ్యాయః. ఇది అథర్వణ మహానారాయణ ఉపనిషత్ యందు పరబ్రహ్మ యొక్క సాకార నిరాకార స్వరూప నిరూపణము అను నామము గల రెండవ అధ్యాయము. మూడవ అధ్యాయము పూర్వకాండ. బ్రహ్మమునందు మూల అవిద్య ప్రళయ స్వరూప నిరూపణం. అథ ఛాత్రస్తథేతి హోవాచ. భగవందేశిక పరమతత్వజ్ఞ సవిలాసమహాములావిద్యోదే క్రమ కథితః. తదు ప్రపంచోత్పత్తిక్రమ కీదృశో భవతి విశేషేణ కథనీయః. తస్య తత్వం వేదితుమిచ్ఛామి. 3.1 ప్రపంచ ఉత్పత్తి క్రమము గురించి ప్రశ్న. ఓం అథ ఛాత్రః తథా ఇతిహ ఉవాచ. ఓం, అప్పుడు శిష్యుడు ఈ విధముగా అడిగెను. భగవన్ దేశిక పరమతత్వజ్ఞ సవిలాస మహాముల అవిద్య ఉదయ క్రమః కథితః. భగవాన్ గురుదేవ పరమతత్వజ్ఞ, బ్రహ్మమునందు క్రీడామాత్రముగా అవిద్య ఉదయించు క్రమము వివరించినావు. తథా ప్రపంచ ఉత్పత్తి క్రమః కీదృశో భవతి విశేషణ కథనీయః. అట్లే ప్రపంచము యొక్క ఉత్పత్తి క్రమము ఏ విధంగా జరిగినది విశేషించి వివరించుము. తస్య తత్వం వేదితుం ఇచ్ఛామి, దాని యొక్క తత్వమును తెలుసుకొనవలెనని కోరిక కలిగియున్నాను. తథేకిత్వా గురుకివాచ డోట్ యథానాది సర్వప్రపంచో దృశ్యతే నిత్యోనిత్యో వేతి సంశయ్యతే ప్రపంచోపి ద్వివిధః విద్యాప్రపంచశ్చ విద్యాప్రపంచశ్చేతి. 3.2 ప్రపంచము నిత్యమా అనిత్యమా? తథా ఇతి ఉక్త్వా గురుః ఇతి ఉవాచ అట్లే తెలిపెదను అని గురువు చెప్పెను. తథా అనాది సర్వప్రపంచో దృశ్యతే నిత్యో అనిత్యో ఇతి సంశయతే. ఈ విధంగా అనాదిగా కనబడుచున్న సర్వప్రపంచము నిత్యమా అనిత్యమా అనే సంశయము కలుగుచున్నది. ప్రపంచో అపి ద్వివిధః విద్యా ప్రపంచః చ విద్యా ప్రపంచః చ ఇతి. ప్రపంచము కూడా 2 విధములు, 1 విద్యా ప్రపంచము, 2 అవిద్యా ప్రపంచము. తని విద్యా ప్రపంచస్య నిత్యత్వం సిద్ధమేవ నిత్యానంద చిద్విలాసాత్మకత్వాత్ అథ చ శుద్ధబుద్ధముక్త సత్యానంద స్వరూపత్వాచ్చ. 3.3 విద్యా ప్రపంచము. విద్యా ప్రపంచస్య నిత్యత్వం సిద్ధం ఏవ నిత్య ఆనంద చిత్ విలాసాత్మకత్వాత్ విద్యా ప్రపంచమునకు నిత్యత్వము సిద్ధమే. ఎట్లనగా నిత్య ఆనంద చిత్ విలాసాత్మకత్వము చేత. అథ చ శుద్ధ బుద్ధ ముక్త సత్య ఆనంద స్వరూపత్వాత్ చ మయు శుద్ధ బుద్ధ ముక్త సత్య ఆనంద స్వరూపము చేత. అవిద్యా ప్రపంచస్య నిత్యత్వమనిత్యత్వం వా కథమితి. ప్రవాహతో నిత్యత్వం వదంతి కేచన. ప్రళయాదికం శ్రూయమానత్వాదనిత్యత్వం వదంత్యన్యే. ఉభయం నభవతి. పునః కథమితి. సంకోచవికాసాత్మక మహామాయావిలాసాత్మక ఏవ సర్వోప్య విద్యా ప్రపంచ. పరమార్థతో నకించిదస్తి షన్సున్యానాదములా విద్యా విలాసత్వాత్. తత్కథమితి. ఏకమేవాద్వితీయం బ్రహ్మ. నేహ నానాస్తి కించన. తస్మాద్బ్రహ్మవ్యతిరిక్తం సర్వం బాధితమేవ. సత్యమేవ పరంబ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. 3.4 అవిద్యా ప్రపంచ ఆవిర్భావము. అవిద్యా ప్రపంచస్య నిత్యత్వం అనిత్యత్వం వా కథం ఇతి. అవిద్యా ప్రపంచమునకు నిత్యత్వమా అనిత్యత్వమా అనునది ఎట్లనగా ప్రవాహతో నిత్యత్వం వదంతి కేచన. ప్రవాహము కంటిన్యూటీ చేత నిత్యత్వము లక్షణమని కొందరు చెప్పుదురు. ప్రళయాదికం శ్రూయమానత్వాత్ అనిత్యత్వం వదంతి అన్యే ఆది ప్రళయములు వినబడుటచేత అనిత్యత్యము లక్షణమని ఇంకొందరు చెప్పుదురు. ఉభయః నభవతి పునః కథం ఇతి. ఈ 2 లక్షణములు కుదరవు. మరి అది ఎట్లనగా సంకోచ వికాసాత్మక మహామాయా విలాసాత్మక ఏవ సర్వో అపి అవిద్యా విలాసత్వాత్ అవిద్యా విలాసము చేత సర్వం కూడా సంకోచము కోంట్రాక్షన్ మయ్యు వికాసము ఎక్స్పాన్సన్ కలిగిన మహామాయా విలాసాత్మకమే. ద బిగ్ బాంగ్ థియరీ ఆఫ్ మోడర్న్ ఆస్ట్రోఫిజిక్స్ డ్రోస్ ఆబ్జర్వేషన్స్ ఫ్రోమ్ క్యాప్చరింగ్ ద ఓల్డెస్ట్ లైట్ విత్ అవైలబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎస్టిమేట్స్ ద ఏజ్ అండ్ క్లెయిమ్స్ ఆట్ ద యూనివర్స్ వీ నో టుడే. స్టార్టెడ్ ఇన్ అ స్మాల్ మిస్టీరియస్ సింగ్యులారిటీ విత్ అ బిగ్ బాంగ్ ఐ ఓ ఆఫ్ అ సడెన్ ఇమర్జెన్స్ ఆస్ ఇఫ్ ఫ్రోమ్ నోవేర్ and has been expanding continuously over 13.8 billions of years. Around Bin Ban theory, there are other active proposals in the modern astrophysics that the universe must have been oscillating, i.e. expanding and contracting continuously. In Vedanta philosophy, like the modern astrophysics, there are various proposals about cosmic evolution and the nature of the universe. However, unlike astrophysics, the subject of Vedanta philosophy stresses and focuses more on the questions related to the intelligence supporting the universe, experience, the experiencer and the experiencing itself more than the details of cosmic evolution. In the current context, The universe is a splendorous, playful projection within the absolute consciousness by virtue of the concept of Maya. Tat katham iti ekam eva advitiyam brahma naiha nana asti kinchana adi etlu anaga tat brahmamu ekame adi advitiyamu. ఇక్కడ ఏది కొంచెమైనను నానా రకములుగా లేదు. తస్మాత్ బ్రహ్మ వ్యతిరిక్తం సర్వం బాధితం ఏవ కనుక బ్రహ్మమునకు వ్యతిరిక్తమైనది సర్వము బాధితమే. అనగా ప్రపంచము బ్రహ్మమునకు వేరుగా ఉన్నది అని అనినచో బ్రహ్మము యొక్క ఏకత్వ అద్వితీయ లక్షణమునకు పొసగదు. సత్యం ఏవ పరం బ్రహ్మ సత్యమే, ఏది ఉన్నదో అదే పరబ్రహ్మము. సత్యం జానం అనంతం బ్రహ్మ, బ్రహ్మము సత్యం జానం అనంతం. తతః సవిలాసములా విద్యోపసంహారక్రమ కథమితి అత్యాదరపూర్వకమతి హర్షేణ దేశిక ఉపదిశతి చతుర్యుగ సహస్రాణి బ్రహ్మణో దివా భవతి తావతా కాలేన పునస్తస్య రాత్రిర్భవతి ద్వే అహోరాత్రే ఏకం దినం భవతి తస్మిన్నేకస్మిన్ దినే ఆసత్యలోకాంతముదే స్థితిలయ జాయంతే. పంచదశ దినాని పక్షో భవతి, పక్షద్వయం మాసో భవతి, మాసద్వయమూతుర్భవతి, ఋతుత్రయమయనం భవతి, అయనద్వయం వత్సరో భవతి, వత్సరశతం బ్రహ్మమానేన బ్రహ్మణః పరమాయః ప్రమాణం తావత్కాలస్తస్య స్థితిరుచ్యతే. స్థిత్యంతేంద్రవిరాట్పురుష స్వాంసం హిరణ్యగర్భమభేతి, హిరణ్యగర్భస్య కారణం పరమాత్మానమండ పరిపాలకనారాయణం భేతి. పునర్వత్సరసతం తస్య ప్రళయో భవతి. 3.5 అవిద్య ప్రపంచ ఉపసంహారము. తతః సహ విలాస మూల అవిద్య ఉపసంహార క్రమ కథం ఇతి ఆ బ్రహ్మమునందు చిత్ విలాస ప్లెఫుల్ మూల అవిద్య ఉపసంహార The act of withdrawing kramamu etti danaga ati adara purvakam ati harshena desika upadesati ati adara purvakamuga atyanta harshamuto guru itlu bodhinchuchunnadu chatuha yuga sahasrani brahmano dinam bhavati 4000 yugamulu brahmaku hirane garbhanaku oka pagalu agunu tavata kalena punaha tasya ratriha bhavati ade kala pramanamu marala oka ratri agunu ద్వే అహోరాత్రే ఏకం దినం భవతి, ఒక రాత్రి ఒక పగలు కలిపి ఒక దినము అగును. తస్మిన్ ఏకస్మిన్ దినే ఆసత్యలోకానాం ఉదయస్థితి లయ జాయంతే. అట్టి ఒక్కరోజులో సత్యలోకము వరకు అన్ని లోకములకు ఉదయస్థితి లయములు జరుగును. పంచదశ దినాని పక్షో భవతి, పక్షద్వయం మాసో భవతి, 15 రోజులు పక్షము అగును, 2 పక్షములు ఒక మాసము అగును. మాసద్వయం ఋతుః భవతి, ఋతుత్రయం అయనం భవతి, అయనద్వయం వత్సరో భవతి, 2 మాసములు ఋతువు అగును, 3 ఋతువులు అయనము అగును, 2 అయనములు ఒక సంవత్సరము అగును. వత్సరశతం బ్రహ్మమానేన బ్రహ్మణః పరం ఆయః ప్రమాణం బ్రహ్మమానము ప్రకారము 100 సంవత్సరములు బ్రహ్మకు పరమాయువు ప్రమాణము అగును. తావత్కాలః తస్య స్థితిః ఉచ్యతే, ఆ కాలమెంతో అది బ్రహ్మ యొక్క స్థితి కాలము అనుదురు. స్థితి అంతే అండ విరాట్ పురుష స్వాంసం య హిరణ్యగర్భం అభ్యేతి. స్థితి అంత్యమునందు అండ విరాట్ పురుషుని స్వాంసమైన హిరణ్యగర్భుని యందు ప్రపంచము ప్రవేశించును. హిరణ్యగర్భస్య కారణం పరమాత్మానం అండ పరిపాలకం నారాయణం అభ్యేతి. హిరణ్యగర్భునకు కారణమైన పరమాత్ముని అనగా అండ పరిపాలకుడైన నారాయణుని చేరుకొనును. పునః వత్సరశతం తస్య ప్రళయో భవతి, మరల 100 బ్రహ్మమాన సంవత్సరములు అతనికి ప్రళయము అగును. తదా జీవాః సర్వే ప్రకృతౌ ప్రళీయంతే, ప్రళయం సర్వశూన్యం భవతి. తస్య బ్రహ్మణః స్థితి ప్రళయవాది నారాయణస్యాంసేనావతీన శాండ పరిపాలకస్య మహావిష్ణోరహోరాత్రి సంజ్ఞకౌ తే అహోరాత్రే ఏకం దినం భవతి. ఏవం దినపక్షమాస సంవత్సరాద్భేదాచ్చ తదీయమానేన శతకోటివత్సరకాలస్తస్య స్థితిరుచ్యతే. స్థిత్యంతే స్వాంసం మహావిరాట్పురుషమభ్యతి, తతః సావరణం బ్రహ్మాండం వినాశమేతి. బ్రహ్మాండావరణం వినశ్యతి తద్ధి విష్ణోః స్వరూపం తస్య తావత్ ప్రళయో భవతి ప్రళయే సర్వశూన్యం భవతి. అండపరిపాలక మహావిష్ణు స్థితి ప్రళయవాది విరాట్ పురుషస్య అహోరాత్రి సంజం కౌతే అహోరాత్రే ఏకం దినం భవతి. ఏవం దినపక్షమాస సంవత్సరాదిభేదాచ్చ తదీయమానేన శతకోటివత్సరకాలస్తస్య స్థితిరుచ్యతే. 3.6 అవిద్యా ప్రపంచము విరాట్ పురుషునిలో ప్రళయము. తదా జీవాః సర్వే ప్రకృతౌ ప్రళీయంతే అప్పుడు జీవులు అందరూ ప్రకృతిలో లీనమగుదురు. ప్రళయే సర్వశూన్యం భవతి ప్రళయమందు సర్వశూన్యము అగును. తస్య బ్రహ్మణః స్థితి ప్రళయవా ఆదినారేణస్య అంశేన ఆ బ్రహ్మ హిరణ్యగర్భుడు యొక్క స్థితి ప్రళయములు ఆదినారాయణుని యొక్క అంశచే. అవతీనస్య అజాండ పరిపాలకస్య మహావిష్ణోః అహోరాత్ర సంజ్ఞకౌ అవతరించిన అనంత అండముల యొక్క పరిపాలకుడైన మహావిష్ణువునకు దివారాత్రులు అనే సంజ్ఞలు. నోట్ ఒక్కొక్క అండమునకు మరలా ఒక్కొక్క నారాయణుడు ఉండును అని ఇంతకు ముందు చెప్పబడినది. తే అహోరాత్రే ఏకం దినం భవతి ఆ అహోరాత్రులు ఒకరోజు అగును. ఏవం దిన పక్షమాస సంవత్సరాది భేదాహ చ అదే విధముగా రోజు పక్షము మాసము మరియు సంవత్సర భేదములు కలుగును. తదీయమానేన శతకోటి వత్సర కాలః తస్య స్థితిః ఉచ్యతే దాని అనుబంధ కాలమానము ప్రకారము శతకోటి సంవత్సరాల కాలము విష్ణువు స్థితి ఉండునని చెప్పబడెను. స్థితి అంతే స్వాంసం మహావిరాట్ పురుషం అభ్యేతి స్థితి అంత్యకాలమున తన యొక్క అంశమైన మహావిరాట్ పురుషునిలో అవిద్యా ప్రపంచము చేరుకొనును. తతః సావరణం బ్రహ్మాండం వినాశం ఇతి అప్పుడు తనయందే దాగియున్న బ్రహ్మాండము వినాశము అగును. బ్రహ్మాండ ఆవరణం వినశ్యతి ఇట్లు అంతర్గతమైన బ్రహ్మాండ వినాశము అగును. తద్ధి విష్ణోః స్వరూపం తస్య తావత్ ప్రళయో భవతి అదే విష్ణువు స్వరూపము. ఆ విష్ణువుకు ప్రళయము వరకు ఆయువు కలదు. ప్రళయే సర్వశూన్యం భవతి ప్రళయమునందు సర్వశూన్యము అగును. అండ పరిపాలక మహావిష్ణు స్థితి ప్రళయవా ఆది విరాట్ పురుషస్య అహోరాత్ర సంజ్ఞకౌ అండ పరిపాలక మహావిష్ణువు యొక్క స్థితి లయము లేదా మొదలు విరాట్ పురుషుని యొక్క అహోరాత్రములకు సంజ్ఞలు. తే అహోరాత్రే ఏకం దినం భవతి ఏవం దినపక్షమాస సంవత్సరాది భేదాహ చాటు వంటి ఒక పగలు ఒక రాత్రి కలిపి దినము అగును. అదే విధముగా దినము పక్షము మాసము సంవత్సరము మొదలగు భేదములు కలుగును. తత్ ఈయమానిన శతకోటి వత్సర కాలః తస్య స్థితిః ఉచ్యతే అతని మహావిష్ణువు కాలమానముచేత శతకోటి సంవత్సరముల కాలము అతని స్థితి ఉండునని చెప్పబడెను. స్థిత్యంతే ఆదివిరాట్ పురుష స్వాంసమాయోపాధిక నారాయణం భేతి తస్య విరాట్ పురుషస్య యావత్ స్థితికాలస్తావత్ ప్రళయో భవతి ప్రళయే సర్వశూన్యం భవతి. విరాట్ స్థితి ప్రళయౌ మూలావిద్యాండ పరిపాలక స్యాదినారాయణస్య అహోరాత్రి సంజ్ఞనకౌ. తే అహోరాత్రే ఏకం దినం భవతి ఏవం దినపక్షమాస సంవత్సరాదిభేదాచ్చ తదీయమానేన శతకోటివత్సరకాలస్తస్య స్థితిరుచ్యతే. 3.7 విరాట్ పురుషుడు అవిద్యాండ ఆదినారాయణునిలో లీనమగుట. స్థితి అంతే ఆది విరాట్ పురుషః స్వాంసం మాయ ఉపాధిక నారాయణం అభ్యేతి స్థితి అంత్యకాలమున ఆది విరాట్ పురుషుడు తను మాయ ఉపాధిచే ఎవరి అంశయో ఆ నారాయణుని చేరును. తస్య విరాట్ పురుషస్య యావత్ స్థితి కాలః తావత్ ప్రళయో భవతి ప్రళయే సర్వశూన్యం భవతి. ఆ నారాయణుని అంశేన విరాట్ పురుషునికి ఎంత స్థితి కాలముండునో అంతే ప్రళయకాలము ఉండును. ప్రళయకాలమందు సర్వశూన్యము అగును. విరాట్ స్థితి ప్రళయో మూల అవిద్య అండ పరిపాలకస్య ఆదినారాయణస్య అహోరాత్ర సంజ్ఞకౌ విరాట్ పురుషుని స్థితి ప్రళయములు మూల అవిద్య అనే అండము పరిపాలకుడైన ఆదినారాయణునికి దివారాత్రులు అనే సంజ్ఞలు. తే అహోరాత్రే ఏకం దినం భవతి ఏవం దినపక్షమాస సంవత్సరాది భేదాహ చ తదీయమానేన శతకోటి వత్సర కాలః తస్య స్థితిః ఉచ్యతే. ఆ అహోరాత్రులు ఒకరోజు అగును. అదే విధముగా రోజు, పక్షము, మాసము మరియు సంవత్సర భేదములు కలుగును. దాని అనుబంధ కాలమానము ప్రకారము శతకోటి సంవత్సరాల కాలము ఆదినారాయణునికి స్థితి ఉండునని చెప్పబడెను. స్థిత్యంతే త్రిపాద్విభూతి నారాయణ సేచ్ఛావసాన్నిమేషో జాయతే తస్మాన్ములావిద్యాండస్య సావరణస్య విలయో భవతి తతః సవిలాసముల విద్య సర్వకార్యోపాధి సమన్విత సదసద్విలక్షణ నిర్వాచ్య లక్షణశూన్యావిర్భావతిరోభావాత్మికానాద్యఖలకారణ కారణానంత మహామాయా విశేషణ విశేషిత పరంసూక్ష్మముల కారణమవ్యక్తం విశతి అవ్యక్తం విశేద్బ్రహ్మణి నిరింధనో వైశ్వానరో యథ తస్మాన్మాయోపాధిక ఆదినారాయణస్తథా స్వస్వరూపం భజతి సర్వే జీవాశ్చ స్వస్వరూపం భజంతే యథా జపాకుసుమసాన్నిధ్యాద్రక్తస్ఫటిక ప్రతితిస్తదభావే శుద్ధస్ఫటిక ప్రతీతి బ్రహ్మణోపి మాయోపాధివశాత్ సగుణ పరిచ్ఛిన్నాది ప్రతితిరుపాధి విలయ నిర్గుణ నిరవేవాది ప్రతితిరిత్యుపనిషత్ ఇత్యాథర్వణ మహానారాయణోపనిషది మూలా విద్యా ప్రళయ స్వరూపణం నామ తృతీయోధ్యాయ 3.8 ఆదినారాయణుడు స్వస్వరూప నిర్గుణ బ్రాహ్మీ స్థితిని పొందుట స్థితి అంతే త్రిపాద్విభూతి నారాయణసి ఇచ్ఛావసాత్ నిమేషో జాయతే స్థితి అంత్యకాలమున త్రిపాద్విభూతి నారాయణునికి స్వేచ్ఛావసముచే నిమేషము కనురెప్పవాల్చడము కలుగును తస్మాత్ మూల అవిద్య అండస్య సావరణస్య విలయో భవతి కనుక మూల అవిద్య అనే అండమునకు తన యొక్క మొదలులో అనగా త్రిపాద్విభూతి నారాయణుని యందు విలయము జరుగును తతః సవిలాస మూల అవిద్య సర్వకార్య ఉపాధి సమన్విత సత్ అసత్ విలక్షణ నిర్వాచ్య లక్షణ శూన్య ఆవిర్భావ తిరోభావ ఆత్మిక అనాది అఖిల కారణ కారణాంత మహామాయా విశేషణ విశేషిత పరమ సూక్ష్మ మూల కారణం అవ్యక్తం విశతి అవ్యక్తం విశేత్ బ్రహ్మణి అప్పుడు తన విలాసమైన క్రీడ వంటి మూల అవిద్య సర్వకార్య ఉపాధి సమన్వితమైన సత్ మయ్యు అసత్ విలక్షణమైనది నిర్వచించలేనిది ఏ లక్షణములు లేనిది ఆవిర్భావ తిరోభావ ఆత్మికమైనది అనాది అఖిల కారణముల కారణమునకు ఆవల మహామాయా విశేషణ విశేషితమైన పరమ సూక్ష్మ మూల కారణమైన అవ్యక్తమును చేరును అవ్యక్తము బ్రహ్మమందు చేరును నిరంధనో వైశ్వానరో యథా తస్మాత్ మాయ ఉపాధిక ఆదినారాయణః తథా స్వస్వరూపం భజతి సర్వే జీవాః చ స్వస్వరూపం భజంతే ఇంధనరహితమైన వైశ్వానరుడు వలె ఆ విధముగా మాయా ఉపాధికుడైన ఆదినారాయణుడు స్వస్వరూపమును పొందును సర్వజీవులు స్వస్వరూపమును పొందుదురు యథా జప కుసుమ సాన్నిధ్యాత్ రక్త స్ఫటిక ప్రతీతః తత్ అభావే శుద్ధ స్ఫటిక ప్రతీతః స్ఫటికము జప పుష్పము సన్నిధానములో ఎల్లెగా కనిపించును అది లేనప్పుడు శుద్ధ స్ఫటికముగా ఉండును బ్రహ్మణో అపి మాయ ఉపాధి వశాత్ సగుణ పరిచ్ఛిన్నాది ప్రతీతః నిర్గుణమైన బ్రహ్మమునకు కూడా స్వకీయ మాయా ఉపాధి వశముచే గుణములు భేదములు కలిగినట్లు ప్రతీతి కలుగును ఉపాధి విలయాత్ నిర్గుణ నిరవయవాది ప్రతీతః ఇతి ఉపనిషత్ మాయా ఉపాధి విలీనమైనచో నిర్గుణ అవయవరహితముగా ప్రతీతి కలుగును అనగా జ్ఞానములోనే లయముగును అనునది ఉపనిషత్వచనము ఇతి అథర్వణ త్రిపాద్విభూతి మహానారాయణ ఉపనిషది మూల అవిద్య ప్రళయ స్వరూప నిరూపణం నామ తృతీయో అధ్యాయ ఇది అథర్వణ త్రిపాద్విభూతి మహానారాయణ ఉపనిషత్తులో మూల అవిద్య ప్రళయ స్వరూప నిరూపణము అను పేరు గల 3వ అధ్యాయము 4వ అధ్యాయము పూర్వకాండ మహామాయ అతీత అఖండ అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మణ పరమతత్వ స్వరూప నిరూపణం ఓం తతస్తస్మా నిర్విశేషమతి నిర్మలం భవతి అవిద్యాపాదమతి శుద్ధం భవతి శుద్ధబోధానంద లక్షణకేవల్యం భవతి బ్రహ్మణః పాదచతుష్టయం నిర్విశేషం భవతి అఖండలక్షణాఖండపరిపూర్ణ సచ్చిదానందస్వప్రకాశం భవతి అద్వితీయమనిస్వరం భవతి అఖిల కార్యకారణ స్వరూపమ ఖండచిద్ఘనానంద స్వరూపమతి దివ్యమంగళాకారం నిరతిశయానంద తేజోరాశి విశేషం సర్వపరిపూర్ణానంత చిన్మయస్తద్భాకారం శుద్ధబోధానంద విశేషాకారం అనంత చిద్విలాస విభూతి సమష్ట్యాకారమద్భుతానందాశ్చర్య విభూతి విశేషాకారమనంత పరిపూర్ణానంద దివ్య సోదామణి నిచయాకారం ఏవమాకారమద్వితీయ ఖండానంద బ్రహ్మస్వరూపం నిరూపితం. 4.1 మాయా ఉపాధి విలీనమైన అఖండ ఆనంద బ్రహ్మస్వరూపము. ఓం తతః తస్మాత్ నిర్విశేషం అతి నిర్మలం భవతి ఓం. దాని స్వకీయ మాయా ఉపాధి కన్నా ఆవల విశేషము లేదు, కావున అది అవిద్యాపాదము అతి నిర్మలము అగును. అవిద్యాపాదం అతి శుద్ధం భవతి, అవిద్యాపాదము అతి శుద్ధము అగును. శుద్ధ బోధ ఆనంద లక్షణ కైవల్యం భవతి, మాయా ఉపాధి విలీనమైన అవిద్యాపాదము శుద్ధ బోధ ఆనంద లక్షణ కైవల్యము అగును. బ్రహ్మణః పాదచతుష్టయం నిర్విశేషం భవతి, బ్రహ్మమునందు కల్పించిన 4 పాదములు నిర్విశేషం అగును, అనగా ఆ 4 పాదములు కూడా సమము అగును. అఖండ లక్షణ అనంత పరిపూర్ణ సచ్చిత్ ఆనంద స్వప్రకాశం భవతి, కల్పిత 4 పాదముల అభేదముచేత బ్రహ్మము అఖండ లక్షణ అనంత పరిపూర్ణ సచ్చిత్ ఆనంద స్వప్రకాశము అగును అని సిద్ధాంతము. అద్వితీయం అనిస్వరం భవతి, అద్వితీయము అనిస్వరము అనగా అంతకంటే అధికం లేనిది అగును. అఖిల కార్యకారణ స్వరూపం బ్రహ్మమే అఖిల కార్యకారణ స్వరూపము. అఖండ చిత్ ఘన ఆనంద స్వరూపం అఖండ చిత్ ఘన ఆనంద స్వరూపము. అతి దివ్య మంగళ ఆకారం అతి దివ్య మంగళ ఆకారము. నిరతిశయ ఆనంద తేజోరాశి విశేషం నిరతిశయ అత్యంత అధికమైన ఆనంద తేజోరాశి విశేషము. సర్వపరిపూర్ణ ఆనంద చిన్మయ స్తంభ ఆకారం సర్వపరిపూర్ణ ఆనంద చిన్మయ స్తంభ ఆకారము. శుద్ధ బోధ ఆనంద విశేష ఆకారం శుద్ధ బోధ ఆనంద విశేష ఆకారము. అనంత చిత్ విలాస విభూతి సమష్టి ఆకారం అనంత చిత్ విలాస విభూతి సమష్టి ఆకారము. అద్భుత ఆనంద ఆశ్చర్య విభూతి విశేష ఆకారం అద్భుత ఆనంద ఆశ్చర్య విభూతి విశేష ఆకారము. అనంత పరిపూర్ణ ఆనంద దివ్య సౌదామణి నిచే ఆకారం అనంత పరిపూర్ణ ఆనంద దివ్య సౌదామణి మెరుపు గుట్ట ఆకారము. ఏవం ఆకారం అద్వితీయ అఖండ ఆనంద బ్రహ్మస్వరూపం నిరూపితం. ఇటువంటి ఆకారము గల అద్వితీయ అఖండ ఆనంద బ్రహ్మస్వరూపము నిరూపితమైనది. అథ ఛాత్రో వదతి, భగవన్పాదభేదాదికం కథం కథమద్వైతస్వరూపమితి నిరూపితం. దేశికః పరిహరతి, విరోధో న విద్యతే బ్రహ్మాద్వితీయమేవ సత్యం తథైవోక్తం చ. బ్రహ్మభేదో న కథితో బ్రహ్మవ్యతిరిక్తం న కించిదస్తి. పాదభేదాదికథనం తు బ్రహ్మస్వరూపథనమేవ తదేవోచ్యతే. పాదచతుష్టయాత్మకం బ్రహ్మ తత్రేకమవిద్యాపాదం పాదత్రయమమూతం భవతి శాఖాంతరోపనిషత్స్వరూపమేవ నిరూపితం. తమసస్తు పరం జ్యోత్యః పరమానందలక్షణం. పాదత్రయాత్మకం బ్రహ్మ కైవల్యం శాశ్వతం పరమితి. వేదాహమేతం పురుషం మహాంతమాదిత్యవర్ణం. తమసః పరస్తాత్ తమేవం విద్వానమూతైః భవతి. నాన్యః పంథా విద్యతేనాయ సర్వేషాం జ్యోతిషాం జ్యోతిస్తమసః పరముచ్యతే. సర్వస్య ధాతారమ చింత్యరూపమాదిత్యవర్ణం పరం జ్యోతిస్తమస ఉపరి విభాతి. యదేకమవ్యక్తమనంతరూపం విశ్వం పురాణం తమసః పరస్తాత్ తదేవర్తం తదు సత్యమాహుస్తదేవ సత్యం తదేవ బ్రహ్మ పరమం విశుద్ధం కథ్యతే. తమస్సద్దేనా విద్యా పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ్వ ఉదయత్పురుషః పాదోస్యేహాభవత్పున తతో విశ్వం వ్యక్రామత్. శాసనానసనే అభి విద్యానందతురీయాఖ్యపాదత్రయమమృతం భవతి అవశిష్టమవిద్యాశ్రయమితి. 4.2 బ్రహ్మము యొక్క 4 పాదముల భేద అభేదములు అథ ఛాత్రో వదతి, అప్పుడు శిష్యుడు అడిగెను, భగవన్, పాదభేదాదికం కథం? కథం అద్వైతస్వరూపం ఇతి నిరూపితం. భగవాన్, బ్రహ్మమునందు నాలుగు పాదములందు కల్పించబడిన భేదము ఏ విధముగా ఉన్నది? ఏ విధముగా అద్వైత స్వరూపముగా నిరూపించబడినది? దేశికః పరిహరతి విరోధో న విద్యతే, బ్రహ్మమునందు కల్పించిన పాదముల వలన విరోధము లేదు అని గురువు భేదమును పరిహరించుచున్నాడు. బ్రహ్మ అద్వైతం ఏవ సత్యం, బ్రహ్మము అద్వైతమే అనునది సత్యము. తథా ఏవ ఉక్తం చ బ్రహ్మభేదో న కథితః, అట్లే చెప్పబడినది మరియు బ్రహ్మభేదము చెప్పబడలేదు. బ్రహ్మ వ్యతిరిక్తం న కించిత్ అస్తి, బ్రహ్మ వ్యతిరిక్తమైనది కొంచెమైనను లేదు. పాదభేదాది కథనంతు బ్రహ్మస్వరూప కథనం ఏవ తత్ ఏవ ఉచ్యతే, పాదభేదముల కథనమే బ్రహ్మ కథనము కూడా అనే చెప్పబడినది. పాదచతుష్టయాత్మకం బ్రహ్మ నాలుగు పాదములు కల్పిత విభాగములు కలది బ్రహ్మము. తత్ర ఏకం అవిద్యాపాదం, పాదత్రయం అమృతం భవతి, అందు ఒకటి అవిద్యాపాదము, మూడు పాదములు అమృతం అగును. శాఖ అంతర ఉపనిషత్ స్వరూపం ఏవ నిరూపితం, ఈ అథర్వణ శాఖలోని ఉపనిషత్తు దాని స్వరూపమే నిరూపించుచున్నది. తమస్ అస్తు పరం జ్యోత్యః పరమానంద లక్షణం, తమస్సుకు ఆవల జ్యోతి స్వరూపమై ఉన్నది, పరమానంద లక్షణము కలిగినది. పాదత్రయాత్మకం బ్రహ్మ కైవల్యం శాశ్వతం పరం ఇతి బ్రహ్మము మూడు పాదములు విలక్షణములు కలది, కైవల్యము శాశ్వతము పరము ఆనునవి. వేద అహం ఏతం పురుషం మహాంతం, ఋషివాక్యం ఆ మహత్తరమైన పురుషుని నేను తెలుసుకున్నాను. ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్, ఆదిత్యవర్ణముతో తమస్సుకు పరమై ఉన్నాడు. తమ్ ఏవం విద్వాన్ అమృత ఇహ భవతి, అతనిని తెలుకున్నవాడే విద్వాంసుడు, ఇక్కడ అమృతుడు మృత్యువు దాటినవాడు అగును. నా అన్యః పంథా విద్యతే, అయనాయ మోక్షమార్గముకు వేరొక దారి లేదు. సర్వేషాం జ్యోతిషాం జ్యోతిః తమసః పరం ఉచ్యతే, అన్ని తేజస్సులకు తేజస్సు తమస్సుకు పరము అని చెప్పబడెను. సర్వస్య ధాతారం అచింత్యరూపం సర్వమును ధరించి నిర్వహించునది అచింత్యరూపము. ఆదిత్యవర్ణం పరం జ్యోతిః తమస ఉపరి విభాతి, ఆదిత్యవర్ణముతో పరంజ్యోతి స్వరూపుడు తమస్సు పైన వెలుగొందుచున్నాడు. యత్ ఏకం అవ్యక్తం అనంతరూపం విశ్వం పురాణం తమసః పరస్తాత్, ఏది ఏకము అవ్యక్తము అనంతరూపము విశ్వము పురాణము ద బిగినింగ్ మోస్ట్ అయి తమస్సుకు పరమే ఉన్నదో, తత్ ఏవ ఋతం తదు సత్యం ఆహుహ, అదే ఋతము అదే సత్యము అని చెప్పుచుందురు. నోట్ సత్యము త్రికాల అబాధితం, ఋతం కూడా సత్యమే కాని అది కాలానుగుణం. తొట్ తత్ ఏవ సత్యం, తత్ ఏవ బ్రహ్మ పరమం విశుద్ధం, అదే సత్యము అదే పరమ విశుద్ధ బ్రహ్మము. కథ్యతే తమసః శబ్దేన అవిద్య, తమస్సు శబ్దముచే అవిద్య చెప్పబడినది. పాదో అస్య విశ్వభూతాని, బ్రహ్మము యొక్క క్రింది అవిద్యా పాదమే విశ్వభూతములన్నీ. త్రిపాదస్య అమృతం దివి, బ్రహ్మము యొక్క పైన మూడు పాదములు దివ్యాకాశమునందు అమృతమై ఉన్నవి. త్రిపాద్ ఊర్ధ్వ ఉదయత్ పురుషః, ఆ మూడు పాదముల పైన ఊర్ధ్వముగా పురుషుడు ఉండును. పాదోస్య ఇహాభవాత్ పునః మరలా ఇహములో ఒక పాదము ఉండును. తతో విశ్వం విక్రమాత్, దానితో విశ్వమంతయు ఆక్రమించి ఉండును. స అసన అనసనే అభి, అతడు అసనము రయము మరియు అనసనము ప్రాణము రూపమున ప్రకటితమై ఉండును. విద్య ఆనంద తురియ ఆఖ్య పాదత్రయం అమృతం భవతి, విద్య ఆనంద తురియ అని చెప్పబడు మూడు పాదములు అమృతమై ఉన్నవి. అవశిష్టం అవిద్య ఆశ్రయం ఇతి, మిగిలినది అవిద్యను ఆశ్రయించి ఉన్నది. ఆత్మరామస్యానాదినారాయణస్య కీదృశ ఉన్మేషనిమేషౌ తయోః స్వరూపం కథమితి. గురుర్వదతి పరాగ్దృష్టిరున్మేష ప్రత్యగ్దృష్టిర్నిమేష, ప్రత్యగ్దృష్ట్యా స్వస్వరూపచింతనమేవ నిమేషః, పరాగ్దృష్ట్యా స్వస్వరూపచింతనమేవోన్మేష. యావదున్మేషకాలస్తావన్నిమేషకాలో భవతి అవిద్యాయాః, స్థితిరున్మేషకాలే నిమేషకాలే తస్యాః ప్రళయో భవతి. యథా ఉన్మేషో జాయతే తథా చిరంతనత్ సూక్ష్మవాసనాబలాత్ పునర్విద్యాయ ఉదయో భవతి. యథా పూర్వమ విద్యా కార్యాణి జాయంతే కార్యకారణోపాధిభేదా జీవేశ్వరభేదోపి దృశ్యతే కార్యోపాధిరియం జీవః కారణోపాధిరీశ్వర. 4.3 ఆది నారాయణుని యొక్క ఉన్మేష నిమేషములు. ఆత్మ రామస్య ఆది నారాయణస్య కీదృశ ఉన్మేష నిమేషౌ తయోః స్వరూపం కథం ఇతి గురుః వదతి. ఆత్మ రాముడైన ఆది నారాయణుని యొక్క ఉన్మేష నిమేషములు ఏ విధమైనవి, వాటి స్వరూపము ఎటువంటిది అననది గురువు వివరించుచున్నాడు. పరాక్ దృష్ట్యః ఉన్మేషః. పరాక్ బాహ్య దృష్టి ఉన్మేషము, కనురెప్ప తెరవటం వంటిది. ప్రత్యక్ దృష్ట్యః నిమేషః. ప్రత్యక్ అంతరా దృష్టి నిమేషము, కనురెప్ప మూయటం వంటిది. ప్రత్యక్ దృష్ట్యా స్వస్వరూప చింతనం ఏవ నిమేషః. ప్రత్యక్ అంతరా దృష్టిచే స్వస్వరూప చింతనమే నిమేషము. పరాక్ దృష్ట్యా స్వస్వరూప చింతనం ఏవ ఉన్మేషః. పరాక్ బాహ్య దృష్టిచే స్వస్వరూప చింతనమే ఉన్మేషము. యావత్ ఉన్మేషకాలః తావత్ నిమేషకాలో భవతి. ఎంతసేపు ఉన్మేషకాలము ఉండునో అంతసేపు నిమేషకాలము ఉండును. అవిద్యాయః స్థితేః. ఉన్మేషకాలే అవిద్యాస్థితి ఉన్మేషకాలమందు ఉండును. నిమేషకాలే తస్యాః ప్రళయో భవతి. నిమేషకాలమందు దానికి ప్రళయము జరుగును. యథా ఉన్మేషో జాయతే తథా చిరంతన అతిసూక్ష్మవాసన బలాత్ పునః అవిద్యయ ఉదయో భవతి. ఏ విధముగా ఉన్మేషము కనురెప్ప తెరవటం జరుగునో అదే విధముగా సనాతనమైన అతిసూక్ష్మవాసన బలముచేత మరలా అవిద్య ఉదయము జరుగును. యథా పూర్వం అవిద్యా కార్యాణి జాయంతే పూర్వము వలె అవిద్యా కార్యములు కూడా జనించును. కార్యకారణ ఉపాధి భేదాత్ జీవ ఈశ్వర భేదో అపి దృశ్యతే. కార్య కారణ ఉపాధి భేదములచేత జీవ ఈశ్వర భేదము కూడా కనిపించును. కార్య ఉపాధ అయం జీవః. కారణ ఉపాధి ఈశ్వరః. కార్య ఉపాధి కలిగినవాడు ఈ జీవుడు, కారణ ఉపాధి కలిగినవాడు ఈశ్వరుడు. కారణము కౌజ్ ఈశ్వరుడు, కార్యము ఇఫెక్ట్ జీవుడు మరియు జగత్. కనుక అన్ని కారణములకు మూల కారణము ఈశ్వరుడే. మనం పొందే మంచి చెడు అనుభవాలకు ఇతర జీవులు కారణము అనుకున్నచో బంధము కలుగును. అట్లు కాక ఈశ్వరుడే కారణము అనే భావజాలము ముక్తికి సోపానమగును. నోట్ జీవుడు ఈశ్వరుడు రెండూ నేనే. కాలము టైం దేశము స్పెస్ కర్మ కోజసన్ చేత నేను పరిమితుడను అని అనుకున్నప్పుడు నన్ను జీవుడు అంటారు. వాటి చేత నేను పరిమితుడను కాను అని కోన్విన్స్ అయినప్పుడు నన్ను ఈశ్వరుడు అంటారు. ఈశ్వరస్య మహామాయా తదాజ్ఞావసవర్తిని తత్సంకల్పానుసారిణి వివిధానంత మహామాయ శక్తి సంసవేతినానంత మహామాయ జాలజనన మందిర మహావిష్ణోహ క్రీడా శరీరరూపిణి బ్రహ్మాదినముగోచర ఏతాం మహామాయాం తరంత్యేవ ఏ విష్ణుమేవ భజంతి నాన్యే తరంతి కదాచన. వివిధోపేరపి అవిద్యాకార్యాణ్యంతకరణాన్యతీత్య కాలనను తాని జాయంతే. బ్రహ్మచైతన్యం తేషు ప్రతిబింబితం భవతి. ప్రతిబింబ ఏవ జీవా ఇతి కథ్యంతే. అంతఃకరణోపాధికా సర్వే జీవా ఇత్యేవం వదంతి. మహాభూతోత్థ సూక్ష్మాంగోపాధికా సర్వే జీవా ఇత్యేకే వదంతి. బుద్ధి ప్రతిబింబిత చైతన్యం జీవా ఇత్యపరే మన్యంతే. ఏతేషాముపాధీనామతేంత భేదో న విద్యతే. సర్వపరిపూర్ణో నారాయణస్త్వనయ నిజయా క్రీడతి స్వేచ్ఛయా సదా. తద్వద విద్యమాన ఫల్గు విశేషఖాసయ సర్వే జీవాః ప్రభావంత్యేసర సంసారచక్రే. ఏవమనాది పరంపరా వర్తతేనాది సంసార విపరీత భ్రమాదిత్యుపనిషత్. ఇత్యథర్వణ శాఖాయాం త్రిపాద్విభూత మహానారాయణోపనిషది. మహామాయాతీతాఖండాద్వైత పరమానందలక్షణ పరబ్రహ్మణ పరంతత్వస్వరూప నిరూపణం నామ చతుర్థోధ్యాయః. 4. పూర్వకాండః సమాప్తః. 4.4 మహామాయా విలాసము. ఈశ్వరస్య మహామాయా తత్ ఆజ్ఞావసవర్తిని తత్ సంకల్పానుసారిణి. ఈశ్వరుని మహామాయా ఆయన ఆజ్ఞానుసారము వర్తించును, ఆయన సంకల్పమును అనుసరించును. వివిధ అనంత మహామాయాశక్తి సంసేవిత ఈశ్వరుడు వివిధ అనంత మహామాయాశక్తి సంసేవితుడు. అనంత మహామాయాజాల జనన మందిర అనంత మహామాయాజాలమునకు పుట్టినిల్లు. మహావిష్ణోహ క్రీడా శరీర రూపిణి బ్రహ్మాదినాం అగోచర. ఆ మహామాయ మహావిష్ణువుకు క్రీడా లీలా శరీర రూపిణి, బ్రహ్మాదులకు కూడా అగోచరము. ఏతాం మహామాయాం తరంతి ఏవ ఏ విష్ణుం ఏవ భజంతి నా అన్యే తరంతి కదాచన వివిధ ఉపాయః అపి. ఎవరు విష్ణువునే భజించుదురో వారే ఆ మహామాయను తరింతురు. ఇతరులు ఏ విధమైన వివిధ ఉపాయముల చేత కూడా దాటలేరు. అవిద్యా కార్యాణి అంతఃకరణాన్ని అతిత్య కాలాననుతాని జాయంతే. అవిద్యా కార్యములు అంతఃకరణములకు అతీతముగా బై ట్రాన్సెండింగ్ కాలమును అనుసరించి జనించును. బ్రహ్మచైతన్యం తేషు ప్రతిబింబితం భవతి. బ్రహ్మచైతన్యము వాటియందు అవిద్యా కార్యములందు ప్రతిబింబితం అగును. ప్రతిబింబ ఏవ జీవ ఇతి కథ్యంతే. ప్రతిబింబములే జీవులు అని చెప్పబడును. అంతఃకరణ ఉపాధికాః సర్వే జీవ ఇతి ఏవం వదంతి. అంతఃకరణ ఉపాధికులు అందరూ జీవులు అని ఈ విధంగా చెప్పుదురు. మహాభూత ఉత్థ సూక్ష్మ అంగ ఉపాధికాః సర్వే జీవ ఇతి ఏకే వదంతి. పంచ మహాభూత జనిత సూక్ష్మ అంగ ఉపాధికులు సర్వజీవులు అని కొందరు చెప్పుదురు. బుద్ధి ప్రతిబింబిత చైతన్యం జీవ ఇతి అపరే మన్యంతే. బుద్ధి యందు ప్రతిబింబిత చైతన్యమే జీవుడు అని మరికొందరు అనుకొనెదరు. ఏత ఏషాం ఉపాధి నానాత్వం ఏవ భేదో న విద్యతే. ఈ విధముగా ఉపాధి చేత నానాత్వమే కాని వేరు భేదము లేదు. సర్వపరిపూర్ణో నారాయణస్తు అనయ నిజయ క్రీడతి స్వేచ్ఛయ. సదా సర్వపరిపూర్ణుడైన నారాయణుడే స్వకీయ హేళతో స్వేచ్ఛగా ఎల్లప్పుడూ క్రీడించును. తద్వత్ అవిద్యమాన ఫల్గు ఫల్గుణ విషయ సుఖ ఆశయాః సర్వే జీవాః ప్రధావంతి అసార సంసారచక్రే. ఆ విధముగా అవిద్యమాన నిస్సారమైన వర్థ్లెస్ అండ్ ఇన్సిగ్నిఫికాంట్ విషయ సుఖములే ఆశయముగా ఈ అసార సంసార చక్రములో సర్వజీవులు తిరుగుచుందురు. ఏవం అనాది పరంపర వర్తతే. అనాది సంసార విపరీత భ్రమాత్ అనాది అయిన సంసార భ్రమచేత ఈ విధముగా అనాదిగా పరంపరగా జీవులు వర్తించుచున్నారు. ఇతి అథర్వణ శాఖాయాం త్రిపాద్విభూతి మహానారాయణ ఉపనిషది మహామాయ అతీత అఖండ అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మణ పరమతత్వ స్వరూప నిరూపణం నామ చతుర్థ అధ్యాయ పూర్వకాండ సమాప్త. ఇది అథర్వణ శాఖలలో త్రిపాద్విభూతి మహానారాయణ ఉపనిషత్తులో మహామాయ అతీత అఖండ అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మణ పరమతత్వ స్వరూప నిరూపణం అను పేరుతో 4వ అధ్యాయము మరియు పూర్వకాండ సమాప్తము. 5వ అధ్యాయము ఉత్తరకాండ సంసార తరుణ ఉపాయ కథన ద్వారా పరమ మోక్ష మార్గ స్వరూప నిరూపణం. అథ శిష్యో వదతి గురుం భగవంతం నమస్కృత్య భగవన్ సర్వాత్మనా నష్టాయ అవిద్యాయాః పునరుదేహ కథం. సత్యమేవేతి గురురితి హోవాచ. ప్రారుత్కాల ప్రారంభే యథా మండుకాదిన ప్రాదుర్భావస్తద్వత్ సర్వాత్మనా నష్టాయ అవిద్యాయ ఉన్మేషకాలే పునరుదయో భవతి. 5.1 అవిద్యా పునః పునః ప్రచోదితము హరేహ ఓం. అథ శిష్యో వదతి గురుం భగవంతం నమః కృత్య హరేహ ఓం. పిమ్మట శిష్యుడు నమస్కరించి భగవంతుడైన గురువును అడిగెను. భగవన్, సర్వాత్మన నష్టాయ అవిద్యాః పునః ఉదేహ కథం. భగవాన్, ఆత్మలో లీనమై పూర్తిగా నశించిన అవిద్య మరల ఎట్లు ఉదయించినది? సత్యం ఏవ ఇతి గురుః ఇతిహ ఉవాచ. అది సత్యమే అని గురువు ఈ విధముగా చెప్పెను. ప్రారుత్కాలే ప్రారంభే యథా మండుక ఆదీనాం ప్రాదుర్భావః వర్షాకాల ప్రారంభమునందు ఏ విధముగా కప్పలు మొదలైనవి ఉద్భవించునో తద్వత్ సర్వాత్మన నష్టాయ అవిద్యాయ ఉన్మేషకాలే పునః ఉదయో భవతి. ఆ విధముగా పూర్తిగా నశించిన అవిద్య ఆదినారాయణుని ఉన్మేష కనురెప్పలు తెచ్చుట కాలములో మరలా అదయించుట జరుగును. భగవన్ కథం జీవానామనాది సంసార భ్రమ తన్నివృత్తిర్వా కథమితి కథం మోక్షమార్గస్వరూపం చ మోక్షసాధనం కథమితి కో వా మోక్షోపాయః కీదృశం మోక్షస్వరూపం కావా సాయుజ్యముక్త్యః ఏతత్సర్వం తత్వతః కథనీయమితి అత్యాదరపూర్వకమతి హర్షేణ శిష్యం బహుకృత్య గురుర్వదతి శ్రూయతాం సావధానేన. 5.2 మోక్ష ఉపాయము ఏది? భగవన్ కథం జీవానాం అనాది సంసార భ్రమః. భగవాన్ ఏ విధంగా జీవులకు అనాదియైన సంసార భ్రమ కలుగుచున్నది? తత్ నివృత్తేహ వా కథం ఇతి కోవ, దాని నివృత్తి ఏ విధముగా కలుగును? కథం మోక్షమార్గం స్వరూపం చ మోక్షమార్గ స్వరూపము ఎట్టిది? మోక్ష సాధనం కథం ఇతి కోవా మోక్ష ఉపాయః, మోక్ష సాధనము లేక మోక్ష ఉపాయము ఎట్టిది? కీదృశం మోక్షస్వరూపం కావా సాయుజ్య ముక్త్యః, మోక్షస్వరూపము ఏ విధముగా ఉండును లేక ఏది సాయుజ్య పరబ్రహ్మములో లీనమగు ముక్తి? చతుర్విధ ముక్తులు స్వలోకత సమీపత స్వరూపత సాయుజ్యత. ఏతత్సర్వం తత్వతః కథనీయం ఇతి ఈ సర్వతత్వము చెప్పదగనది అని అడిగెను. అతి ఆదరపూర్వకం అతి హర్షణ శిష్యం బహుకృత్య గురుః వదతి శ్రూయతాం సావధానేన. అతి ఆదరపూర్వకముగా అతి హర్షముతో శిష్యుని కుతూహలమును మెచ్చుకొనుచు గురువు ఇట్లు చెప్పెను, సావధానముగా వినుము. కుత్సితానంతజన్మాభ్యస్తాత్యంతోత్కృష్ట వివిధ విచిత్రానంత దుష్కర్మ వాసనాజాల విశేషదేహాత్మ వివేకో న జాయతే తస్మాదేవ దృఢతర దేహాత్మ భ్రమో భవతి. అహమజః కించిజ్ జ్యోహమహం జీవోహమత్యంత దుఃఖాకారో అహమనది సంసారితి భ్రమవాసనాబలాత్ సంసార ఏవ ప్రవృత్తిస్తన్నివృత్త్యుపాయ కదాపి న విద్యతే. మిథ్యాభూతాన్ స్వప్నతుల్యాన్ విషయభోగాననుభూయ వివిధాన సంఖ్యానతి దుర్లభాన్ మనోరథాననవరతమాశాస్యమాన అతృప్తః సదా పరిధావతి. వివిధ విచిత్ర స్థూల సూక్ష్మోత్కృష్ట నికృష్టానంత దేహాన్ పరిగృహ్య తత్తదేహ విహిత వివిధ విచిత్రానేక శుభాశుభ ప్రారబ్ధ కర్మాణి అనుభూయ తత్తత్కర్మఫల వాసనాజాలవాసితాంతకరణానాం పునఃపునస్తత్తత్కర్మఫల విషయ ప్రవృత్తిరేవ జాయతే. సంసార నివృత్తి మార్గ ప్రవృత్తి కదాపి న జాయతే. తస్మాదనిష్టమే వేష్టమివ భాతి ఇష్టమేవానిష్టమివ భాత్యనాది సంసార విపరీత భ్రమాత్ తస్మాత్ సర్వేషాం జీవానామిష్ట విషయే బుద్ధ్యః సుఖబుద్ధిర్దుఃఖబుద్ధిశ్చ భవతి. పరమార్థతత్వబాధిత బ్రహ్మసుఖ విషయే ప్రవృత్తిరేవ న జాయతే. 5.3 వాసనా బలము కుత్సిత అనంత జన్మాభి అస్త అత్యంత ఉత్కృష్ట వివిధ విచిత్ర అనంత దుష్కర్మ వాసనాజాల విశేషయః దేహాత్మ వివేకో న జాయతే. గతించిన అనంతమైన కుత్సిత జన్మల నుండి ఉత్కృష్టమైన వివిధ విచిత్ర అనంత దుష్కర్మ వాసనా జాల విశేషములు వలన దేహాత్మ వివేకము కలుగదు. తస్మాత్ ఏవ దృఢతర దేహాత్మ భ్రమో భవతి. అందుచేతనే దృఢతరమైన దేహాత్మ దేహమే నేను భ్రమ కలుగును. అహం అజ్ఞః కించిద్ జ్ఞోహం అహం జీవో అహం అత్యంత దుహఖకారో అహం అనాది సంసారి ఇతి భ్రమ వాసనా బలాత్ సంసార ఏవ ప్రవృత్త్యః తత్ నివృత్తి ఉపాయః కదా అపి న విద్యతే. నేను అజ్ఞానిని, నేను స్వల్పజ్ఞుడను, నేను పరిమిత జీవుడును, నేను అత్యంత దుహఖకారుడను, నేను అనాది సంసారిని అనే భ్రమ యొక్క వాసనా బలము చేత సంసారమునందే ప్రవృత్తి కలుగుచున్నది. దాని నివృత్తికి ఉపాయము తోచుటలేదు. మిథ్యాభూతాన్ స్వప్నతుల్యాత్ విషయభోగాన్ అనుభూయ వివిధాన్ అసంఖ్యాన్ అతి దుర్లభాత్ మనోరథాన్ అనవరతం ఆశాస్యమానః అతృప్తః సదా పరిధావతి మిథ్యాభూతములు స్వప్నతుల్యములైన విషయభోగములు అనుభవించి వివిధములు అసంఖ్యాకములు అతి దుర్లభములైన మనోరథములు నిరంతరముగా అసలు కలిగినవాడే తృప్తి లేనివాడే పరుగులు తీయును. వివిధ విచిత్ర స్థూల సూక్ష్మ ఉత్కృష్ట నికృష్ట అనంత దేహాన్ పరిగుహ్య వివిధములైన విచిత్రములైన స్థూల సూక్ష్మ ఉత్కృష్ట నికృష్ట అనంత దేహములు పరిగ్రహించి తత్తద్దేహ విహిత వివిధ విచిత్ర అనేక శుభ అశుభ ప్రారబ్ధ కర్మాణి అనుభూయ ఆయా దేహ విహితములైన వివిధ విచిత్ర అనేక శుభ అశుభ ప్రారబ్ధ కర్మలను అనుభవించి తత్తత్కర్మ ఫలవాసన జాలవాసిత అంతఃకరణానం ఆయా కర్మఫలవాసన జాలము గూడు కట్టుకున్న అంతఃకరణములందు పునః పునః తత్కర్మ ఫల విషయ ప్రవృత్త్యః ఏవ జాయతే మరల మరల ఆ కర్మ ఫల విషయ ప్రవృత్తులే జనించును. సంసార నివృత్తి మార్గ ప్రవృత్త్యః అపి న జాయతే సంసార నివృత్తి మార్గ ప్రవృత్తి కూడా కలగదు. తస్మాత్ అనిష్టం ఏవ ఇష్టం ఇవ విభాతి ఇష్టం ఏవ అనిష్టం ఇవ భాతి అందువలన ఇష్టమే ఇష్టము వలె భాసించును ఇష్టమే అయిష్టము వలె భాసించును. అనాది సంసార విపరీత భ్రమాత్ అనాది అయిన సంసార విపరీత భ్రమ వలన ఈ విధముగా జరుగును. తస్మాత్ సర్వేషాం జీవానాం ఇష్ట విషయే బుద్ధ్యః సుఖ బుద్ధ్యః దుఃఖ బుద్ధ్యః చ భవతి అందువలన సర్వ జీవరాశులకు విషయములందు ఇష్టబుద్ధి సుఖబుద్ధి మయ్యు దుఃఖ బుద్ధి కలుగును. పరమార్థతః అబాధిత బ్రహ్మ సుఖ విషయ ప్రవృత్త్యః ఏవ న జాయతే సత్యము పరమార్థము దేశకాల వస్తువుల చేత అబాధితమైన బ్రహ్మ సుఖ విషయ ప్రవృత్తి ఏమాత్రమూ కలగదు. తత్స్వరూప జ్ఞానాభావాత్ తత్కిమితి న విద్యతే కథం బంధః కథం మోక్ష ఇతి విచారభావాచ్చ తత్కథమితి అజ్ఞాన ప్రాబల్యాత్ కస్మాదజ్ఞాన ప్రాబల్యమితి భక్తిజ్ఞాన వైరాగ్యవాసనాభావాచ్చ తదభావః కథమితి అత్యంతాంతకరణమలిన విశేషాత్ అతః సంసారతరణోపాయః కథమితి దేశికస్తమేవ కథేతి. 5.4 బ్రహ్మభావము ఎందుకు కలుగుటలేదు? తత్స్వరూప జ్ఞాన అభావాత్ తత్కథం ఇతి తత్ బ్రహ్మము యొక్క స్వరూప జ్ఞాన అభావము వలన హికాది బ్రహ్మసుఖము పొందవలెనను ప్రవృత్తి ఎందుకు కలుగును? కలుగదు కదా అని భావము. న విద్యతే కథం బంధః కథం మోక్ష ఇతి బంధము ఎట్టిది మోక్షము ఎట్టిది అను ఆలోచన కలుగదు. విచార అభావాచ్చ ఎందువలన అనగా విచార అభావము వలన విచారణ చేయకపోవటం వలన. తత్కథం ఇతి అజ్ఞాన ప్రాబల్యాత్ మరి అది ఎందువలన అనగా అజ్ఞాన ప్రాబల్యము వలన. కస్మాత్ అజ్ఞాన ప్రాబల్యం ఇతి ఎందుచేత అజ్ఞాన ప్రాబల్యము అనగా భక్తి జ్ఞాన వైరాగ్య వాసన అభావాచ్చ భక్తి జ్ఞాన వైరాగ్యముల వాసన అభావము వలన మయ్యు తత్ అభావః కథం ఇతి వాని అభావము ఎందుచేత అనగా అతి అంతఃకరణ మాలిన్య విశేషాత్ అత్యంత అంతఃకరణ మాలిన్య విశేషము చేత. అసత్ సంసార తరణ ఉపాయః కథం ఇతి మరి అసత్ సంసారము నుండి తరించు ఉపాయము ఎట్లు అనగా దేశికః తం ఏవ కథేతి గురువు అదే ఇక్కడ వివరించుచున్నాడు. సకలవేద్ శాస్త్ర సిద్ధాంత రహస్య జన్మాభ్యస్తాత్యంతోత్కృష్టస్కృత పరిపాకవశాత్ సద్భి సంగో జాయతే తస్మాద్ విధినిషేధ వివేకో భవతి తతః సదాచార ప్రవృత్తిర్జాయతే సదాచారాదఖిల దురితక్షయో భవతి తస్మాదంతకరణమతి విమలం భవతి తతః సద్గురుకటాక్షమంతకరణమాకాంక్షతి తస్మాత్ సద్గురుకటాక్షలేస విశేషేణ సర్వసిద్ధయః సిద్ధ్యంతి సర్వబంధాః ప్రవినశ్యంతి శ్రేయో విఘ్నాః సర్వే ప్రళయం యాంతి సర్వాణి శ్రేయాంసి స్వయమేవాయాంతి. యథా జాత్యంధస్య రూపజ్ఞానం న విద్యతే తథా గురుపదేశేన వినా కల్పకోటిభిస్తత్వజ్ఞానం న విద్యతే. తస్మాత్ సద్గురు కటాక్షలేస విశేషణాచిరాదేవ తత్వజ్ఞానం భవతి. 5.5 బ్రహ్మభావము ఎప్పుడు కలుగును? సకల వేద శాస్త్ర సిద్ధాంత రహస్యం జన్మ అభ్యస్త. సకల వేద శాస్త్ర సిద్ధాంత రహస్య అభ్యాస జన్మ కలిగిన వానికి అత్యంత ఉత్కృష్ట సుకృత పరిపాకవశాత్ సద్భ్యః సంగో జాయతే. అత్యంత ఉత్కృష్ట సుకృత కర్మ పరిపాకము వలన సత్పురుషుల సాంగత్యము కలుగును. తస్మాత్ విధి నిషేధ వివేకో భవతి. దాని వలన విధి నిషేధముల ఏది చేయవలసినది ఏది చేయకూడనిది అను వివేకము కలుగును. తతః సదాచార ప్రవృత్త్యః జాయతే. దానితో సదాచార ప్రవృత్తి కలుగును. సదాచారాత్ అఖిల దురితక్షయో భవతి. సదాచారము వలన అఖిల పాపక్షయము కలుగును. తస్మాత్ అంతఃకరణం అతి విమలం భవతి. దాని వలన అంతఃకరణము అతి విమలము అగును. తతః సద్గురు కటాక్షం అంతఃకరణం ఆకాంక్షతి. అందుచే సద్గురు కటాక్షమును అంతఃకరణము కోరుకొనును. తస్మాత్ సద్గురు కటాక్ష లేస విశేషణ సర్వ సిద్ధయః సిద్ధంతి సర్వబంధాః ప్రవినశ్యంతి. అందువలన సద్గురు కటాక్ష లేస విశేషము చేత సర్వ సిద్ధులు సిద్ధించును. సర్వబంధములు బాగుగా నశించును. శ్రేయో విఘ్నాః సర్వే ప్రళయం యాంతి. శ్రేయస్సులు మరియు విఘ్నములు సర్వము వాటి పట్ల ఆసక్తి ప్రళయము చెందును. సర్వాణి శ్రేయాంసి స్వయం ఏవయాంతి. సర్వశ్రేయస్సులు స్వయముగానే వచ్చి చేరును. యథా జాతి అంధస్య స్వరూప జ్ఞానం న విద్యతే. ఏ విధముగా పుట్టుకతో గ్రుడ్డివానికి తన భౌతిక రూప జ్ఞానము ఉండదో తథా గురు ఉపదేశేన వినా కల్పకోటిశతయః అపి తత్వజ్ఞానం న జాయతే. అదే విధముగా గురువు ఉపదేశము లేకుండా శతకోటి కల్పములకు కూడా తత్వజ్ఞానము కలగదు. తస్మాత్ సద్గురు కటాక్ష లేస విశేషాన అచిరాత్ ఏవ తత్వజ్ఞానం భవతి. కనుక సద్గురు కటాక్ష లేస విశేషముచే అచిరకాలములోనే తత్వజ్ఞానము కలుగును. యదా సద్గురు కటాక్షో భవతి తదా భగవత్కథాశ్రవణధ్యానాదౌ శ్రద్ధా జాయతే. తస్మాద్ధృదే స్థితానాది దుర్వాసనా గ్రంథి వినాశో భవతి. తతో హృదే స్థితాః కామాః సర్వే వినశ్యంతి. తస్మాద్ధృదే పుండరిక కర్ణికాయాం పరమాత్మా విభావో భవతి. తతో దృఢతరా వైష్ణవీ భక్తిర్జాయతే. తతో వైరాగ్యముదేతి. వైరాగ్యాద్ బుద్ధి విజ్ఞానావిర్భావో భవతి. అభ్యాసాత్ జ్ఞానం క్రమేణ పరిపక్వం భవతి. పక్వ విజ్ఞానా జీవన్ముక్తో భవతి. తతః శుభాశుభకర్మాణి సర్వాణి సవాసనాని నశ్యంతి. తతో దృఢతర శుద్ధ సాత్విక వాసనేయ భక్త్యతిశయో భవతి. భక్త్యతిశయేన నారాయణః సర్వమేహ సర్వావస్థాసు విభాతి. సర్వాణి జగంతి నారాయణమయని ప్రవిభాంతి. నారాయణ వ్యతిరిక్తం న కించిదస్తి. ఇత్యేతద్బుద్ధ్వా విహరత్యుపాసకః సర్వత్ర. 5.6 బ్రహ్మభావము పొందు విధము. యదా సద్గురు కటాక్షో భవతి తదా భగవత్కథా శ్రవణధ్యానాదౌ శ్రద్ధా జాయతే. ఎప్పుడు సద్గురు కటాక్షము కలుగునో అప్పుడు భగవంతుని కథాశ్రవణ ధ్యానాదులయందు శ్రద్ధ కలుగును. తస్మాత్ హృదయ స్థిత అనాది దుర్వాసన గ్రంథి వినాశో భవతి. దానిచేత హృదయస్థితమై అనాదిగా ఉన్న దుర్వాసన గ్రంథి సైకోలోజికల్ బ్లోక్ వినాశము అగును. తతో హృదయ స్థితాః కామాః సర్వే వినశ్యంతి. అప్పుడు హృదయస్థితములైన సర్వకామములు వినాశమగును. తస్మాత్ హృదయ పుండరిక కర్ణికాయాం పరమాత్మ ఆవిర్భావో భవతి. దానిచేత హృదయ పుండరిక కర్ణికము ఎందు పరమాత్మ ఆవిర్భావము అగును. అనగా పరమాత్మ దర్శన భావము ప్రకటితమగును. తతో దృఢతరా వైష్ణవీ భక్త్యః జాయతే. అప్పుడు దృఢతరమైన వైష్ణవీ భక్తి జనించును. తతో వైరాగ్యం ఉదేతి అంతటా వైరాగ్యము కలుగును. వైరాగ్యాత్ బుద్ధి విజ్ఞాన ఆవిర్భావో భవతి. వైరాగ్యము వలన బుద్ధి విజ్ఞాన ఆవిర్భావమగును. అభ్యాసాత్ తత్ జ్ఞానం క్రమేణ పరిపక్వం భవతి. అభ్యాసము వలన ఆ జ్ఞానము క్రమేణ పరిపక్వమగును. పక్వ విజ్ఞానాత్ జీవన్ముక్తో భవతి. పక్వమైన విజ్ఞానము వలన జీవన్ముక్తి కలుగును. తతః శుభ అశుభ కర్మాణి సర్వాణి సవాసనాని నశ్యంతి. అప్పుడు శుభ అశుభ కర్మలు అన్ని వాసనలతో సహా నశించును. తతో దృఢతర శుద్ధ సాత్విక వాసనయ భక్తి అతిశయో భవతి. అంతట దృఢతరమైన శుద్ధ సాత్విక వాసనచే భక్తి అతిశయము కలుగును. భక్తి అతిశయన నారాయణ సర్వమయః సర్వావస్థాసు ప్రవిభాతి. భక్తి అతిశయముచేత సర్వమయుడైన నారాయణుడు సర్వ అవస్థలయందు చక్కగా భాసించును. సర్వాణి జగంతి నారాయణమయని ప్రవిభాంతి. నారాయణ వ్యతిరిక్తం నకించిత్ అస్తి. సర్వ జగములు నారాయణమయములుగా భాసించును. నారాయణునికి వ్యతిరిక్తము కొంచెమైనా లేదు. ఇతి ఏతత్ బుధ్వా విహరతి ఉపాసకః సర్వత్ర. ఈ విషయమును గ్రహించి ఉపాసకుడు సర్వత్రా బ్రహ్మానందమున విహరించును. నిరంతర సమాధి పరంపరా భిజ్జగదీశ్వరాకార సర్వత్రా సర్వావస్థాసు ప్రవిభాంతి. అస్య మహాపురుషస్య క్వచిత్ క్వచిదీశ్వర సాక్షాత్కారో భవతి. అస్య దేహత్యాగేచ్ఛా యదా భవతి తదా వైకుంఠపార్షదాః సర్వే సమాయంతి. తతో భగవద్ధ్యానపూర్వకం హృదయ కమలే వ్యవస్థితమాత్మానం సంచిత్య సమ్యగుపచారేరభ్యర్చ్య హంసమంత్రముచ్చరన్ సర్వాణి ద్వారాణి సంయమ్య సంయమ్మనో నిరుధ్య చోర్ధ్వగేన వాయినా సహ ప్రణవేన ప్రణవానుసంధానపూర్వకం శనేహ శనేర బ్రహ్మరంధ్రాద్వినిర్గతయ సోహమితి మంత్రేణ ద్వాదశాంతస్థిత జ్ఞానాత్మానమేకీకృత్య పంచోపచారేరభ్యర్చ్య పునః సోహమితి మంత్రేణ షోడశాంతస్థిత జ్ఞానాత్మానమేకీకృత్య సమ్యగుపచారేరభ్యర్చ్య ప్రాకృతపూర్వదేహం పరిత్యజ్య. 5.7 బ్రహ్మజ్ఞాని భౌతిక దేహమును ఇచ్ఛాపూర్వకముగా వదలుట నిరంతర సమాధి పరంపరాభ్యాః జగదీశ్వర ఆకారాః సర్వత్ర సర్వ అవస్థాసు ప్రవిభాంతి. నిరంతర సమాధి పరంపరలచే బ్రహ్మానుభవములచే జగదీశ్వర ఆకారములు సర్వత్రా సర్వ అవస్థలయందు భాసించును. భాసించునదంతా ఈశ్వరుడేనని నిశ్చయం కలుగును. అస్య మహాపురుషస్య క్వచిత్ క్వచిత్ ఈశ్వర సాక్షాత్కారో భవతి. ఈ మహాపురుషునకు అప్పుడప్పుడు ఈశ్వర సాక్షాత్కారము అగును. అస్య దేహత్యాగ ఇచ్ఛా యదా భవతి తదా వైకుంఠ పార్షదాః సర్వే సమాయాంతి. ఇతనికి ఎప్పుడు దేహత్యాగ ఇచ్ఛ కలుగునో అప్పుడు వైకుంఠవాసులు అందరూ వచ్చెదరు. తతో భగవద్ధ్యాన పూర్వకం హృదయ కమలే వ్యవస్థితం ఆత్మానం స్వమంతరాత్మానం సంచింత్య అంతట భగవంతుని ధ్యానపూర్వకముగా హృదయ కమలము యందు వ్యవస్థితమైన ఆత్మను తన అంతరాత్మను బాగుగా చింతించుచు సమ్యక్ ఉపచారేహ అభ్యర్చ్య హంసమంత్రం ఉచ్చరన్ సర్వాణి ద్వారాణి సంయమ్య సరైన ఉపచారములతో పూజించి హంసమంత్రమును ఉచ్చరించుచు సర్వ ఇంద్రియ ద్వారములు సంయమనము చేసి హంసమంత్రము సోహం తిరగవేసినచో అహం సహ ఆయి ఆం దాట్ అదే హంసమంత్రము. సమ్యక్ మనో నిరుధ్య చ ఊర్ధ్వగేన వాయిన సహ ప్రణవేన ప్రణవ అనుసంధానపూర్వకం శనేహ శనేహ ఆ బ్రహ్మరంధ్రాత్ వినిర్గత్య బాగుగా మనస్సును నిరోధించి మయు దేహములో పైకి చరించు వాయువుతో సహా ఓంకారముతో ప్రాణవార్థమును అనుసంధానము చేయుచు నెమ్మది నెమ్మదిగా బ్రహ్మరంధ్రము నుండి ప్రాణశక్తి బయటకు వెడలి సోహం ఇతి మంత్రేణ ద్వాదశ అంతఃస్థిత పరమాత్మానం ఏకీకృత్య పంచ ఉపచారేహ అభ్యర్చ్య సోహం సహాహం అదియే నేను అను మంత్రముతో 12 చక్రముల చివర స్థితమై ఉన్న పరమాత్మతో ఏకము చేసి పంచ ఉపచారములతో ఆరాధించి పునః సోహం ఇతి మంత్రేణ షోడశ అంతఃస్థిత జ్ఞానాత్మానం ఏకీకృత్య మరల సోహం అనే మంత్రముతో 16 పదముల చివర స్థితమైన జ్ఞానాత్మతో ఏకము చేసి సమ్యక్ ఉపచారేహ అభ్యర్చ్య ప్రాకృత పూర్వదేహం పరిత్యజ్య బాగుగా భావనలో ఉపచారములచే పూజించి ప్రాకృతమైన పూర్వదేహమును త్యజించి పునకల్పితమంత్రమే శుద్ధ బ్రహ్మతేజోమయ నరతిశయానందమ్య మహావిష్ణుసారూప్య విగ్రహం పరిగుహ్య సూర్యమండలాంతర్గతానంత దివ్యచరణరవిందాంగుష్ఠ నిర్గత నరతిశయానందమయ పరణది ప్రవాహమాకృష్య భావనయత్ర స్నాత్వ వస్త్రాభరణాద్యుపచారేరాత్మపూజాం విధాయ సాక్షాన్నారాయణో భూత్వా తతో గురునమస్కారపూర్వకం ప్రణవగరుడం ధ్యాత్వా ధ్యానేనావిర్భూత మహాప్రణవగరుడం పంచోపచారేరారాధ్య గుర్వనుజ్ఞయ ప్రదక్షిణ నమస్కార పూర్వకం ప్రణవగరుడమారుహ్య మహావిష్ణోహ సమస్తాసాధారణ చిహ్నచిన్నితో మహావిష్ణోహ సమస్తాసాధారణ దివ్యభూషణైర్భూషిత సుదర్శన పురుషం పురస్కృత్య విశ్వక్సిన పరిపాలితో వైకుంఠ పార్శ్వదేహ పరివేష్టితో నభోమార్గమావిశ్య పార్శ్వద్వయస్థితానేక పుణ్యలోకానతిక్రమ్య తత్రత్యేహ పుణ్యపురుషైరభ పూజిత సత్యలోకమావిశ్య బ్రహ్మాణమభ్యర్చ్య బ్రహ్మణ చ సత్యలోకవాసిభ్యః సర్వైరభ పూజిత 5.8 బ్రహ్మభావములో ఊర్ధ్వలోక పయనము పురహకల్పిత మంత్రమయ శుద్ధ బ్రహ్మ తేజోమయ నిరతిశయ ఆనందమయ మహావిష్ణు సారూప్య విగ్రహం పరిగృహ్య ఇంతకు ముందు కల్పించబడినట్లు మంత్రమయ శుద్ధ బ్రహ్మ తేజోమయ నిరతిశయ ఆనందమయ మహావిష్ణు సారూప్య విగ్రహం జ్ఞానమయ లింగ శరీరమును పరిగ్రహించి సూర్యమండల అంతర్గత అనంత దివ్యచరణ అరవింద అంగుష్ఠ నిర్గత నిరతిశయ ఆనందమయ అమర నదీ ప్రవాహం ఆకృష్య సూర్యమండల అంతర్గతముగా అనంత దివ్యచరణ అరవింద అంగుష్ఠమున ప్రకటితమైన నిరతిశయ ఆనందమయ అమర ఆత్మతేజోకాంతి నదీ ప్రవాహమును ఆకర్షించి భావనయ అత్ర స్నాత్వ వస్త్ర ఆభరణాది ఉపచారయ ఆత్మపూజాం విధాయ భావనచే అక్కడ స్నానము చేసి వస్త్రము ఆభరణములు మొదలగు ఉపచారములతో ఆత్మపూజను చేయవలెను. సాక్షాత్ నారాయణో భూత్వా తాను సాక్షాత్తు నారాయణుడేయై తతో గురు నమస్కార పూర్వకం ప్రణవగరుడం ధ్యాత్వ తరువాత గురు నమస్కార పూర్వకముగా ప్రణవగరుడుని ధ్యానించి ధ్యానిన ఆవిర్భూత మహాప్రణవగరుడం పంచ ఉపచారయ ఆరాధ్య ధ్యానములో ఆవిర్భూతమైన మహాప్రణవగరుడుని పంచ ఉపచారములచే ఆరాధించి గురు అనుజ్ఞయ ప్రదక్షిణ నమస్కార పూర్వకం ప్రణవగరుడం ఆరుహ్య గురువు అనుజ్ఞచే ప్రదక్షిణ నమస్కార పూర్వకముగా ప్రణవగరుడుని అధిరోహించి మహావిష్ణోహ సమస్త అసాధారణ చిహ్నచిన్నితో మహావిష్ణువు యొక్క సమస్త అసాధారణ చిహ్నములతో గుర్తులతో తానే ప్రకటితుడై మహావిష్ణోహ సమస్త అసాధారణ దివ్యభూషణేహ భూషిత సుదర్శన పురుషం పురస్కృత్య మహావిష్ణువు యొక్క సమస్త అసాధారణ దివ్యభూషణములతో అలంకరించబడిన సుదర్శన పురుషుని ముందు ఉంచి విశ్వక్సేన పరిపాలితో వైకుంఠ పార్శ్వదేహ పరివేష్టితో నభోమార్గం ఆవిశ్య విశ్వక్సేన పరిపాలితుడై వైకుంఠ సమూహముతో పరివేష్టితుడై ఆకాశ మార్గమున ప్రవేశించి పార్శ్వద్వయస్థిత అనేక పుణ్యలోకాన్ అతిక్రమ్య 2 ప్రక్కల ఉన్న అనేక పుణ్యలోకములు అతిక్రమించి తత్రత్యేహ పుణ్యపురుషేహ అభిపూజితః సత్యలోకం ఆవిశ్య బ్రహ్మాణం అభ్యర్చ్య బ్రహ్మణ చ సత్యలోక వాసిభ్యః సర్వైః అభిపూజితః అక్కడ ఉన్న పుణ్యపురుషులను పూజించి వారిచే పూజించబడి సత్యలోకము ప్రవేశించి బ్రహ్మను పూజించి బ్రహ్మచే మరియు సత్యలోక వాసులు అందరిచే పూజించబడి శైవమి సన కేవల్యమాసాద్య శివం ధ్యాత్వ శివమభ్యర్చ్య శివగణేహ సర్వేహ శివేన చాభిపూజితో మహర్షిమండలాన్యతిక్రమ్య సూర్యసోమమండలే భిత్వా కీలకనారాయణం ధ్యాత్వా ధ్రువమండలస్య దర్శనం కృత్వా భగవంతం ధ్రువమభిపూజ్య తతః సింసుమారచక్రం విభిద్య సింసుమార ప్రజాపతింభ్యర్చ్య చక్రమధ్యగతం సర్వాధారం సనాతనం మహావిష్ణుమారాధ్య తేన పూజితస్తత ఉపర్యుపరి గత్వా పరమానందం ప్రాప్య ప్రకాశతే తతో వైకుంఠవాసినః సర్వే సమాయాంతి తాన్ సర్వాన్సు సంపూజ్య తయః సర్వైరభ పూజిత శోపర్యుపరి గత్వా విరజానదీం ప్రాప్య తత్ర స్నాత్వా భగవద్ధ్యానపూర్వకం పునర్నిమజ్య తత్రాపంచీకృతభూతోత్థం సూక్ష్మాంగభోగ సాధనం సూక్ష్మశరీరముత్సరుజ్య కేవలమంత్రమే దివ్యతేజోమయ నిరతిశయానందమయ మహావిష్ణు సారూప్య విగ్రహం పరిగృహ్య తత ఉన్మజాత్మపూజాం విధాయ ప్రదక్షిణ నమస్కార పూర్వకం బ్రహ్మమయ వైకుంఠమావిశ్య 5.9 బ్రహ్మభావములో ఇంకా ఊర్ధ్వలోక పయనము శైవం ఈశాన కైవల్యం ఆసాద్య ధ్యాత్వా శివం అభ్యర్చ్య శివగణేహ సర్వే శివేన చాభి పూజితో శైవుని ఈశాన కైవల్యము పొంది శివుని ధ్యానించి శివగణములు సర్వులచే మయ్యు శివునిచే పూజించబడి మహర్షి మండలాన్ అతిక్రమ్య సూర్య సోమ మండలే భిత్వా మహర్షి మండలములను అతిక్రమించి సూర్య చంద్రమండలములను భేదించి కీలక నారాయణం ధ్యాత్వా ధ్రువమండలస్య దర్శనం కృత్వా భగవంతం ధ్రువం అభిపూజ్య ధ్యాన కీలక నారాయణుని ధ్యానించి ధ్రువమండలము యొక్క దర్శనము చేసి భగవంతుడైన ధ్రువుని పూజించి తతః సింసుమార చక్రం విభిద్య సింసుమార ప్రజాపతిం అభ్యర్చ్య పిమ్మట సింసుమార చక్రమును భేదించి సింసుమార ప్రజాపతిని పూజించి చక్రమధ్యగతం సర్వాధారం సనాతనం మహావిష్ణుం ఆరాధ్య తేన పూజితః చక్రమధ్యగతుని సర్వాధారుని సనాతుని మహావిష్ణువుని ఆరాధించి ఆ నారాయణునిచే పూజించబడి తత ఉపరి ఉపరి గత్వా పరమానందం ప్రాప్య ప్రకాశతే దానికన్నా పై పైకి వెళ్లి పరమానందము పొంది ప్రకాశించును. తతో వైకుంఠవాసినః సర్వే సమాయాంతి. అప్పుడు వైకుంఠవాసులు అందరూ ఆ అనుభూతిలో వచ్చెదరు. తాన్ సర్వాంతు సంపూజ్యతయః సర్వయః అభిపూజితః చ ఉపరి ఉపరి గత్వా వారి అందరినీ పూజించి వారి అందరిచే పూజించబడి మయ్యు పైకి పైకి వెళ్లి విరజా నదీం ప్రాప్య తత్ర స్నాత్వా భగవద్ధ్యాన పూర్వకం పునః నిమజ్య విరజా నదిని పొంది అక్కడ స్నానము ఆచరించి భగవద్ధ్యాన పూర్వకముగా మరలా మునిగి తత్ర అపంచీకృత భూత ఉత్థ సూక్ష్మాంగం భోగసాధనం సూక్ష్మ శరీరం ఉత్సృజ్య అక్కడ అపంచీకృత భూతముచే నిర్మితమైన సూక్ష్మ అంగము భోగసాధనము అయిన సూక్ష్మ శరీరమును వదిలివేసి కేవల మంత్రమయ దివ్య తేజోమయ నిరతిశయ ఆనందమయ మహావిష్ణు సారూప్య విగ్రహం పరిగృహ్య కేవల మంత్రమయ దివ్య తేజోమయ నిరతిశయ ఆనందమయ మహావిష్ణు స్వరూపము వంటి విగ్రహము ఆకారము పరిగ్రహించి పొంది తత ఉన్మజ్య ఆత్మపూజాం విధాయ ప్రదక్షిణ నమస్కార పూర్వకం బ్రహ్మమయ వైకుంఠం ఆవిశ్య అందు వీధులాడి ఆత్మపూజను చేసి ప్రదక్షిణ నమస్కార పూర్వకముగా బ్రహ్మమయ వైకుంఠము ప్రవేశించి తత్రత్యాన్విశేషేణ సంపూజ్య తన్మధ్యే చ బ్రహ్మానందమయానంత ప్రాకార ప్రాసాదతోరణ విమానోపవనావలిభిజ్వల చిఖరేరుపలక్షితో నిరుపమనిత్యనిరవధ్యనిరవధ్యనిరవధిక బ్రహ్మానందాచలో విరాజతే తదుపరి జ్వలతి నిరతిశయానంద దివ్యతేజోరాశి తదభ్యంతర సంస్థానే శుద్ధబోధానందలక్షణం విభాతి తదంతరాలే చిన్మయవేదిక ఆనందవేదికానందవన విభూషిత తదభ్యంతరే అమితేజోరాశిస్తదుపరిజ్వలతి పరమమంగళాసనం విరాజతే తత్పద్మకర్ణికాయాం శుద్ధశేషభోగాసనం విరాజతే తస్యోపరి సమాసీనమానందపరిపాలకమాదినారాయణం ధ్యాత్వా తమీశ్వరం వివిధోపచారేరారాధ్య ప్రదక్షిణ నమస్కారాన్ విధాయ తదనుజ్ఞాతశ్చోపర్యుపరి గత్వా పంచవైకుంఠానతీత్యాండ విరాట్ కైవల్యం ప్రాప్యతం సమారాధోపాసకః పరమానందం ప్రాప్యత్యుపనిషత్. ఇత్యాథర్వణ మహానారాయణోపనిషది సంసారతరణోపాయకథన ద్వారా పరమమోక్షమార్గస్వరూప నరూపణం నామ పంచమోధ్యాయః 5.10 బ్రహ్మభావములో ఇంకా ఊర్ధ్వలోక పయనము. తత్రః తాన్ విశేషేణ సంపూజ్య తత్మధ్యే చ అక్కడ వారిని విశేషముగా పూజించి వారి మధ్యన బ్రహ్మానందమయ అనంత ప్రాకార ప్రాసాద తోరణ విమాన ఉపవన వలిభ్యః బ్రహ్మానందమయమైన అనంత ప్రాకార తోరణములు కలిగిన విమానములు మయ్యు ఉపవనముల వరుసలలో జ్వలః శిఖరేః అపలక్షితో నిరుపమ నిత్య నిరవధ్య నిరతిశయ నిరవధిక బ్రహ్మానంద అచలో విరాజతే ప్రకాశించు శిఖరముతో గుర్తింపదగిన నిరుపమాన నిరతిశయ నిరవధిక బ్రహ్మానంద అచలము విరాజిల్లుచున్నది. తత్ ఉపరి జ్వలతి నిరతిశయ ఆనంద దివ్య తేజోరాశ ఆ కొండమీద జ్వలించుచున్న నిరతిశయ ఆనంద దివ్య తేజోరాశి ఉన్నది. తత్ అభ్యంతర సంస్థానే శుద్ధ బోధ ఆనందలక్షణం విభాతి. దాని మధ్యమున సంస్థాపితమై శుద్ధ బోధ ఆనందలక్షణము ప్రకాశించును. తత్ అంతరాలే చిన్మే వేదిక ఆనందవేదిక ఆనంద విభూషిత. దాని మధ్యలో చిన్మయ మీర్ కాన్షియస్నెస్ అవేర్నెస్ ఇంటెలిజెన్స్ వేదిక ఆనంద విభూషితమై ఉన్నది. తత్ అభ్యంతరే అమిత తేజోరాశ తత్ ఉపరి జ్వలతి పరమ మంగళ ఆసనం విరాజతే. దాని మధ్యలో అమిత తేజోరాశి ఆ వేదిక మీద ప్రకాశించు పరమ మంగళ ఆసనం విరాజిల్లును. తత్ పద్మ కర్ణికాయాం శుద్ధ శేష భోగ ఆసనం విరాజతే. దాని పద్మరేకులపై శుద్ధ శేష భోగ ఆసనం శేషించియున్న మహాద్రష్ట దృక్ స్వరూపము ప్రకాశించును. తస్య ఉపరి సమాసినం ఆనంద పరిపాలకం ఆదినారాయణం ధ్యాత్వా ఆసనము పైన చక్కగా ఆసీనుడైన ఆనంద పరిపాలకుడైన ఆదినారాయణుని ధ్యానించి తం ఈశ్వరం వివిధ ఉపచారేహ ఆరాధ్య ప్రదక్షిణ నమస్కారాత్ విధాయ ఆ ఈశ్వరుని వివిధ ఉపచారములతో ఆరాధించి ప్రదక్షిణ నమస్కారాలు చేసి తత్ అనుజ్ఞాతః చ ఉపరి ఉపరి గత్వా పంచ వైకుంఠాన్ అతీత ఆయన అనుజ్ఞతో ఇంకా పైకి పైకి వెళ్లి పంచ వైకుంఠములు అతీతముగా అష్ట విరాట్ కైవల్యం ప్రాప్యతం సమారాధ్య ఉపాసకః పరమానందం ప్రాప్య ఇతి ఉపనిషత్. అష్ట విరాట్ కైవల్యం పొంది ఆ విరాట్టుని బాగుగా ఆరాధించి ఉపాసకుడు పరమానందం పొందును అని ఉపనిషత్ చెప్పుచున్నది. ఇతి అథర్వణ త్రిపాద్విభూతి మహానారాయణ ఉపనిషది సంసార తరుణ ఉపాయ కథన ద్వారా పరమ మోక్ష మార్గ స్వరూప నిరూపణం నామ పంచమ అధ్యాయ. ఇది అథర్వణ త్రిపాద్విభూతి మహానారాయణ ఉపనిషత్తులో సంసార తరుణ ఉపాయ కథనం ద్వారా పరమ మోక్ష మార్గ స్వరూప నిరూపణం అను పేరుతో 5వ అధ్యాయము.